16:6 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము షష్ఠీ అధ్యాయము 16:6-1 షష్ఠీ అధ్యాయము ప్రథమ ఖండము ఆ వాచారంభణం వికారో నామధేయం మృత్తికైవ సత్యం 1-5 అధ్యాయములు ఉపాసనా విభాగములు 6-8 అధ్యాయములు జ్ఞానోపదేశము వేదము బ్రాహ్మణము ఉపనిషత్తుల ముఖ్య పాఠ్యాంశము శాస్త్రముల అంతిమ ఆదేశము సమస్త జగత్తు బ్రహ్మమునందే జలంలో తరంగాలవలే ఉదయిస్తోంది బ్రహ్మమునందే లయిస్తోంది కూడా కనుక సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది. ఇప్పుడు ఏ విధంగా జగత్తు ఉత్పన్నమవుతోంది, ఏ విధంగా చరిస్తోంది, ఏ విధంగా బ్రహ్మమునందే లయిస్తోంది అనే ప్రశ్నలకు సమాధానములు 6వ అధ్యాయములో సంభాషించబడుచున్నాయి. ఆత్మ యొక్క ఏకాక్షరఖండత్వములు నిరూపిస్తూ వివరణలు చెప్పబడుచున్నాయి. అరుణి మహర్షి కుమారుడు ఉద్దాలక ఆరుణి, ఆయన కుమారుడు శ్వేతకేతు, 12 సంవత్సరాల వయసు గల శ్వేతకేతువును ఒకరోజు ఉద్దాలకుడు తన దగ్గరకు పిలిచారు. ఉద్దాలకుడు ఆరుణి, కుమారా, శ్వేతకేతు, నీవు చతుర్వేదములు అధ్యయనము చేయవలసిన సమయము వచ్చింది. బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాలి, సద్గురువును ఆశ్రయించాలి. నీవు బ్రహ్మమే అని నిరూపిస్తూ బోధించువారు సద్గురువు. నాయనా, మన వంశములో అందరూ వేదములు అధ్యయనం చేసి బ్రాహ్మణ నామధేయమునకు అర్హత పొందారు. అంతేగాని జన్మతః బ్రాహ్మణ వంశములో పుట్టి మన వంశములో వేదములు అధ్యయనము చేయకుండా కేవలము నామకః బ్రాహ్మణులు, బ్రాహ్మణ బంధువులు ఎవ్వరూ లేరు. వేదములు వేదహృదయము అధ్యయనము చేయకపోతే నీవు బ్రాహ్మణ బంధువు అనిపించుకుంటావేగాని బ్రాహ్మణుడవు కాలేవు. అందుచేత వెనువెంటనే గురుకులము చేరి సద్గురువును ఆశ్రయించి వేదములు అధ్యయనము చేసి బ్రాహ్మణ నామధేయమునకు అర్హుడవు అయ్యేదవుగాక. తండ్రి ఉద్దారకముని చెప్పినదంతా విని వెనువెంటనే శ్వేతకేతు గురుకులాశ్రమం చేరారు. 4 వేదములు యజ్ఞవామయము మొదలైనవి 12 సంవత్సరముల కాలము అభ్యాసము చేశారు. విద్య పూర్తి చేసుకుని తోటి విద్యార్థులలో శ్రేష్ఠుడు అని అనిపించుకున్నారు. అధ్యయనము పూర్తి అయినట్లుగా గురువుల వద్ద వీడ్కోలు సంస్కారము అనుజ్ఞ పొంది విద్యా గర్వ అభిమానములు కలవాడై తిరిగి ఇంటికి చేరారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తండ్రి ఉద్దారకుడు కుమారుడు శ్వేతకేతు యొక్క ప్రవర్తనను గమనించి, నేను 4 వేదములు ఆమూలాగ్రము అధ్యయనము చేసి తెలుసుకున్నాను అనే అభిమానముతో ప్రవర్తిస్తూ ఉండటం గమనించారు. నేను అనేక మందికన్నా వేదవిద్యలో విద్యాధికుడను అనే అభిమానము చూచి ఒకరోజు కుమారుని దగ్గరకు పిలిచి ఏకాంతంగా సంభాషించసాగారు. ఉద్దాలకుడు, కుమారా, శ్వేతకేతు, నీవు ఈ 12 సంవత్సరముల కాలము శ్రద్ధగా వేదములు అధ్యయనం చేసి విద్యాపారంగతుడవయ్యావా? శ్వేతకేతు, తండ్రి, మీరు చెప్పిన విధంగా నేను 4 వేదములు, ఉపాంగములు, మంత్రతంత్ర జ్యోతిష్య మీమాంస శాస్త్రములు అధ్యయనము చేసి నేర్చుకున్నాను. అస్మత్ గురువులు నా అధ్యయనము తదితర సహా విద్యార్థుల కంటే గొప్పగా ఉన్నదని నన్ను అనేకసార్లు మెచ్చుకున్నారు. వీడ్కోలు సభలో కూడా నా విద్యాధిక్యతను ప్రశంసించారు కూడా. ఉద్దారకుడు, అవునా? అందుచేతన నీలో కించిత్ విద్యాగర్వము అభిమానములతో కూడిన గాంభీర్యత కనిపిస్తోంది. శ్వేతకేతువు, ఓహో, అవునా? ఏమో మరి. ఉద్దాలకుడు, సౌమ్య, నీ ముఖము చూస్తున్నప్పుడు అన్నీ తెలిసిన అనుచానమానివిగాను ప్రత్యేకత గలవాడిని అనే స్తబ్దత కనిపిస్తోంది. చిన్నతనములోనే విద్యావంతుడవు, అనేకుల కంటే గొప్పవాడివి అయినట్లు భావిస్తున్నావని అనిపిస్తోంది. శ్వేతకేతు, మరి గురుకులములో అనేక వేద వేదాంగ విద్యలు శ్రద్ధగా కష్టపడి చదువుకున్నాను తండ్రి. ఉద్దాలకుడు, చాలా సంతోషము. అయితే శాస్త్రముల అంతిమ ఆదేశము, ద ఫైనెస్ట్ ఓర్డర్, ఏమో గ్రహించావు కదా? గురువులను అడిగి అట్టి ఆదేశము ఏమో తెలుసుకున్నావా? ఆదేశం అప్రాక్ష్యో. శ్వేతకేతు, ఆదేశమా? ఏమిటా ఆదేశము? ఉద్దారకుడు, ఏమిటా? యేన అశ్రుతం శ్రుతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇతి. ఓ భగవత్ ఆనందస్వరూప, ప్రపంచములోని వస్తు విశేషములలో వినిపించేది కాదో అది విని ఉన్నావా? ఏది అభిప్రాయములలో దొరకనిది అమతం అని తెలియగలదో అది తెలుసుకున్నావా? దేనిచేత తెలియనిదంతా కూడా తెలిసినవే అగుచున్నదో అది ఏ ఆదేశము? అట్టి సద్గురు సత్శాస్త్ర హృదయమగు ఆదేశము నీవు నేర్చుకున్నావా? ఏది తెలుసుకున్న తరువాత మోహము ఉండదో, ఇంకా తెలుసుకోవలసినది ఇంకేమీ శేషించదో అది గ్రహించావా? మరి శ్వేతకేతు కథం ను భగవః స ఆదేశో భవతి ఇతి. భగవాన్, మీరు చెప్పుచున్న విశేషణములతో కూడి వేదహృదయముగు ఆదేశము అనగా ఏమిటో నాకు అర్థం అగుటలేదే. ఉద్దారకుడు అయితే కొన్ని దృష్టాంతాల సహాయముతో వేదముల ఆదేశము ఏమిటో గుర్తు చేస్తూ చెబుతాను సౌమ్య నాయన. విను. యథా సౌమ్య, ఏకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచర్మణం వికారో నామధేయం. మృత్తిక ఇత్యేవ సత్యం. ఒకచోట మట్టితో తయారైన కుండ, కూజ, మూత, మట్టి బొమ్మ ఇవన్నీ ఉన్నాయి. ఒకనికి అవన్నీ మట్టితో తయారైనవేనని తెలిసింది. అతడు మట్టి గురించి తెలిసిన తరువాత కుండ, కూజ, మూత, బొమ్మ మొదలైనవన్నీ వాక్కుతో కల్పించబడ్డాయని, అవన్నీ నీళ్లల్లో కలిపితే మట్టిగానే అవుతుంది, మట్టియే సత్యమని కుండలు మొదలైనవి సత్యము కాదని తెలుస్తుంది కదా. యథా సౌమ్య, ఏకేన లోహమణినా సర్వం లోహమయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం. లోహం ఇత్యేవ సత్యం. ఒకచోట కొన్ని లోహమణి బంగారము తో తయారైన గాజులు, గొలుసు, ఉంగరము, పాపిడిబెళ్ల మొదలైనవి ఉన్నాయి. అంతా బంగారమే అని బంగారము గురించి తెలిసిన తరువాత ఆ ఆభరణములలో ఒక్కొక్కదాని గురించి తెలుసుకోవలసినది ఏముంటుంది? గాజులు, గొలుసు మొదలైనవి వాచారంభణము, మాటల తేడా ఏగాని, ఆకారముల అనేకత్వమేగాని, నువ్వు వాటన్నిటిలో బంగారమే సత్యము అని బంగారము గురించి తెలిసినవాడికి తెలిసిపోతుంది కదా. యథా సౌమ్య, ఏకేన నఖ నికుంతనేన వాచారంభణం వికారో నామధేయం. కృష్ణాయసం ఇత్యేవ సత్యం. లోహము, ఇనుము, తోపార, పలుగు, తీగలు, పాత్రలు మొదలైనవి అనేకం సర్వం కాష్ణాయసం విజ్ఞాతం స్వాత్ కనబడవచ్చుగాక. ఇనుము గురించి తెలిస్తే అన్నిటి గురించి తెలిసినట్లేగదా? ఆయా పేర్లన్నీ మాటల విశేషమే. లోహమే సత్యము. సౌమ్య ప్రియకుమార, అట్టి సమస్త జీవులకు సంబంధించి ఏది సత్యమో, జీవజాతులు గుణములు ఏ ఎరుక చేత వాచారంభణము మాటల భేదము మాత్రమే గాను వికార విశేషములుగాను తెలియవచ్చి ఆత్మయే సత్యము అగుచున్నదో అది ఏ వేద విజ్ఞానము యొక్క ఆదేశము? శ్వేతకేతు తండ్రి, పూజనీయులగు ఉద్దాలక మహర్షివర్య, నేను నాలుగు వేదములు క్షుణ్ణంగా నేర్చుకున్నాను. నా గురువులు వద్ద మీరు చెప్పిన వేద ఆదేశము విద్య గురించి నేను నేర్చుకొని ఉండలేదు. మా గురువులు అది ఎరిగి ఉన్నారో లేదో మరి? వారికి అది తెలిసి ఉండి ఉంటే నాకు తప్పక చెప్పేవారేనేమో. పితృదేవ, వేదశాస్త్రము యొక్క ఆదేశము అను మీరు ఉదహరిస్తున్న విషయమే నాకు శాస్త్రీయ విశేషమంతా మీరే నాకు బోధించండి. నేను అధ్యయనుడనై శ్రవణం చేయటానికి శ్రద్ధాశక్తులతో సంసిద్ధుడను. పితృదేవ, మీకిప్పుడు ఆదేశ విద్యకై అధ్యయన విద్యార్థినే శరణం వేడుచున్నాను. గురు నమస్కారం సమర్పిస్తున్నాను. అప్పుడు దాలక మహర్షి, సరే నాయనా, అట్లాగే వివరించుకుందాము అని పలికి ఇక ఈ విధంగా చెప్పసాగారు. అందుకుగాను ఉద్దాలకుడు, శ్వేతకేతు, కొందరు ఉద్దాలక శిష్యులు ఒక ప్రశాంతమైన ప్రదేశముతో సమావేశమైనారు. 16.6.2 షష్ఠీ అధ్యాయము ద్వితీయ ఖండము సదేవ సౌమ్య. ఇదం అగ్రం ఆసీత్. ఏకం ఏవ అద్వితీయం. సత్ ఒకటి ఉనికి. నేను ఉన్నాను అను స్వకీయ స్వాభావిక అనునిత్య అనని అనుభవము. అది ఏ అస్తిత్వము అని కూడా అనబడుచున్నది. రెండు అట్టి ఉనికి చేతనే సమస్తము అనుభవమవుతోంది. నేనే లేకపోతే అనుభవము ఎక్కడుంటుంది? మూడు అనుభవమయ్యే ఉనికికే ఉన్నదంతా అనుభవమవుతోంది. అందుచేత సమస్తము ఉనికి సత్ లోనే ఉన్నది. ఏవ నిశ్చయముగా అదియే అంతే, ఇంకేమి కాదు అని అనటము. ఇదం ఇది అను రూపముగా అనుభవమవుతున్న సమస్తము తెలియబడుచున్నదంతా కూడా చిత్ అని కూడా అనబడుతోంది. నేను ఫస్ట్ పర్సన్, నీవు సెకండ్ పర్సన్, అది అతడు ఆమె థర్డ్ పర్సన్ లతో కూడిన జగద్దృశ్యమంతా ఇదం. ఏ అగ్రం ముందుగా మొట్టమొదటగా ఇది ఉండనప్పుడు కూడా ఆసీత్ ఉన్నది. బంగారు ఆభరణము అను దానిలో ఆభరణము ఏర్పడటానికి ముందుగా బంగారము ఏర్పడి ఉండి ఉన్నట్లు, తరంగానికి ముందు జలము ఏర్పడి ఉండి ఉన్నట్లు, మట్టి బొమ్మకు ముందు మట్టి ఉండి ఉన్నట్లు సత్యే ఇచ్చట ఏర్పడి ఉన్నది. సోమ్య అధ్యయన సామర్థ్యము కలవాడా, సోమ పరాక్రమము సత్ ఏవ సోమ్య. ఇదం అగ్రం ఆసీత్ ఏకం ఏవ అద్వితీయం. శ్రవణము గ్రహించటములలో సామర్థ్యవంతుడా బిడ్డా, ఈ కనబడే సమస్తమునకు ముందుగా బంగారు ఆభరణమునకు ముందు బంగారపు లోహము ఉన్న తీరుగా సత్ ద ఎగ్జిస్టెన్స్ ద ప్రెజెన్స్ ఉండటము అనే తత్వము మాత్రమే ఉన్నది. అట్టి సత్ ఉనికి అద్వితీయమైయున్నది అనగా దానికి రెండవది అంటూ ఏదీ లేదు. అట్టి సత్ మాత్రమే అస్తిత్వము కలిగి ఉన్నది. శ్వేతకేతు, మరి ఈ నేను నీవు దృశ్యానుభవము దృశ్యములతో కూడిన జగత్తు అనబడేది ఎక్కడి నుండి వచ్చింది? ఉద్దాలకుడు, ఈ ఇంద్రియానుభవమై కనిపించేదంతా స్వతహగా ఉండక సత్ అస్థి కి తరువాతనే ఏర్పడినది. అందుచేత ఇదంతా మొట్టమొదట అసత్తు లేనిది గా ఉండి ఆ తర్వాత సత్గా ఉన్నదానిగా అస్థిగా బయల్వెడలుతోంది అని కొందరు జగదీశ్వర వాదులు చెప్పుచూ ఉన్నారు. అనగా వారి అభిప్రాయము ప్రకారము ఇదంతా ఒకప్పుడు నాస్తిలో ఉండి ఆ తరువాత అస్థిగా అగుచున్నదని. శ్వేతకేతు అనగా ఈ జగత్తు ఒకప్పుడు సత్తులో అసత్తుగా ఉండి ఎప్పుడో సత్తుగా రూపుదిద్దుకుంటోందనియా. శ్వేతకేతు, సత్తు అనుదానిలో అసత్తు ఎట్లా ఉంటుంది? కుతస్థు ఖలు సోమ్య ఏవం శాత్ ఇతి. ఇతి అనే ఈ జగత్తు మొట్టమొదట అసత్తే, సత్తులో ఉన్నదని ఎట్లా అంటాము? కథం అసతః సత్ జాయతే. ఉన్నదానిలో లేనిదానికి ఉనికి ఎక్కడ ఉంటుంది? ఉన్నదానిలో ఉన్నదే ఉంటుంది కదా. కనుక సత్ ఏవ సోమ్య. ఇదం అగ్రం ఆసీత్. అందుచేత ఇదంతా మొదట సత్తు ఉన్నదే అయి ఉన్నది. ఇదంతా అస్థిలోనే ఉన్నది. అయితే అట్టి అస్థి అనబడు సత్తులో ఉనికిది సజ్జగత్ అనే రెండు ఉన్నాయా? సత్తులో సత్తే ఉంటుంది, అస్థి ఉండటము అనునది ఏకమే అయి ఉంటుంది. అనగా బంగారు ఆభరణములో ఆభరణము అను విభాగము లేని విధంగా జగత్తుగా ఉన్నది సత్తుయే. ఎందుకంటే సత్యేవ అగ్రం ఆసీత్ ఏకం ఏవ అద్వితీయం. బంగారపు ఉంగరము అను దానిలో బంగారమే ఉన్నది. ఒక ఆకారమునకు ఉంగరము అని అన్నామే కాని ఉంగరము బంగారములో ఉన్నదనిగాని బంగారం ఉంగరంగా మారుతోందనిగాని ఏమాత్రము మన ఉద్దేశ్యము కాదు. అట్లాగే సత్యే వ్యవహారరీత్యా ఇదం జగత్గా చెప్పబడుతోందేగాని సత్ మరొకటేదిగా జగత్తు మొదలైనవిగా అవటం లేదు. అనగా ఉంగరము అనబడినది బంగారమే అయ్యున్న తీరుగా జగత్తు అనబడేది సత్ రూపమేగాని సత్ నుండి వేరొకటేది అయి ఉండలేదు. అనగా జగత్గా మనము ఏది చెప్పుకుంటున్నామో అది సర్వదా సత్యేగాని మరొకటేది కాదు. ఒకప్పుడు, ఇప్పుడు, మరొకప్పుడు కూడా సర్వదా సత్యే అస్థి ఉన్నది. నాటకంలో పాత్రధారుడు పాత్రకు వేరే ఉన్న తీరుగా అది పరము బియోండ్ అయి అప్రమేయమై ఉన్నది కాబట్టి పరబ్రహ్మము అని వేదవామ్యముచే చెప్పబడుతోంది. అదియే నీవు అని నిరూపించే తత్వశాస్త్రముచే శబ్దీకరించబడుతోంది. శ్వేతకేతు, సద్గురువర్య, పితృదేవ, బంగారములో ఉంగరము అనబడినది వేరే లేనట్లే సర్వదా సర్వత్రా సత్తు పరబ్రహ్మము అస్థి ఏ ఉన్నది అనేది యుక్తియుక్తమే. ఒప్పుకుంటున్నాను. కానీ మాకు ఈ జగత్తు, ఇందులో అనేక భేద విశేషాలు. జ్ఞానిజ్ఞాని, చదువుకున్నవాడు చదువుకోలేనివాడు, సద్గుణుడు దుర్గుణుడు మొదలైన అనేక విశేషాలతో ఈ జగత్తు అనుభవమవుతోంది కదా. అనుభవముగుచూ ఉండటమే కాకుండా ఇక్కడ మేము సుఖదుహకములు, బంధము ఇటువంటివన్నీ పొందుచున్నామే. ఉద్దాలకుడు, ఓహో అదా, ఈ జగత్తు సద్రూప పరబ్రహ్మము లేక స్వస్వరూపానందరూపమ్మగు ఆత్మగా కాకుండా అనన్యముగా కాకుండా అన్యమువలే ఎందుకు అనుభూతమవుతోందో ఆత్మధుల శాస్త్రముల విశ్లేషణము చెప్పుచున్నాను, విను. ద్రష్టత్వము అనే తేజస్సు మొట్టమొదట, ఇప్పుడు, ఇక ఎప్పటికీ సమస్తము తానే అయిన సద్రూపము తత్ ఈక్షత బహుశ్యాం ప్రజాయతి. ఏకముగా ఉన్న నేను అనేకము అనే బహుళత్వము కల్పించుకుని ఆస్వాదించదనుగాక అని భావించుచున్నది. ఏకముగు నేను అనేక ప్రకారములుగా అయ్యేదనుగాక. లేట్ మీ డైవర్సిఫై మై సెల్ఫ్ ఆస్ మెనీ ఫోర్ ద ప్లేజర్ ఆఫ్ ఇట్ అని ఈ క్షణము పర్సెప్షన్ కల్పించుకుంటున్నది. అప్పుడు కేవలమగు సత్తు అస్థి నుండి ద్రష్టత్వము అనే తేజో విభజనము సృష్టించుకోవటం లీలగా, క్రీడగా జరుగుతోంది. తత్తేజో సృజత, తేజస్సు నుండి జలము, తత్తేజ ఐక్షత బహుశ్యాం ప్రజాయతి. అనేకమును సృష్టించుకుని చూద్దాము అనున్నది ఏకమగు సత్తు నుండి బయల్వెడలుతోంది. అట్టి కల్పన తేజోభిమాని మొట్టమొదట అపో జలము ను సృష్టించారు. అందుచేత ఈ జీవుడు ఏ కారణంచేతనైనా శోకించినప్పుడు, శోచతి దుఃఖించినప్పుడు లేక తప్తుడు వరీడ్ అయినప్పుడు స్వేదము చెమటలు పుట్టుకొస్తోంది. పురుష తేజస ఏవ తదత్ ఆపో జాయంతే. అసత్స్వరూపుడగు పురుషుని అనుభవి అనే తేజస్సే జలమును పుట్టిస్తోంది. జలము నుండి అన్నము, తేజస్సు జలమును వీక్షించింది కదా. ఆ జలము మేము అనేకముగా అయ్యేదము అని తలచింది. ఈ క్షణము పర్సీవింగ్ చేయసాగింది. ఆ విధంగా అనేక ప్రకారములుగా అయ్యేదననే జలము యొక్క తలంపు నుండి అన్నము జనిస్తోంది. అందుచేతనే ఎక్కడ వర్షము ఎక్కువగా కురుస్తూ ఉంటే అక్కడ పంటలు పండి అన్నము సృజించబడుతోంది. జలము అన్నాద్యము, అన్నము ప్రసాదించునది, అగుచున్నది. 16:6-3 షష్ఠీ అధ్యాయము తృతీయ ఖండము. అగ్ని, జల, అన్న దేవతలు. ఉద్దారకుడు, బిడ్డా శ్వేతకేతు, అన్నము నుండి ఆ అన్నము తిని జీవించటానికై, జీవనము అనే సంఘటనను ప్రదర్శించటానికి జీవులు బయల్వెడలుచున్నారు. అట్టి జీవజాలము లేక భూతజాలము మూడు విధములైన ఉత్పత్తి చమత్కారములు ఏర్పడినవి అగుచున్నాయి. 1 అండజములు, గ్రుడ్డు, అండము నుండి జనించే పక్షులు, సర్పములు మొదలైనవి. 2 జరాజములు, మానవులు, పశువులు మొదలైనవి. 3 ఉద్భిజ్జములు, భూమి నుండి పైభాగము వైపుగా మొలుచుకొస్తున్నట్టివి. ఉద్భిదములు ఆహారధాన్యము, పెసలు, అమ్మినుగులు వంటి ఆహారములు. స్వేదజములు చెమట నుండి పుట్టే క్రిములు మొదలైనవి. ఈ విధంగా సత్ నుండి బయలుదేరిన సంకల్పశక్తి, నేను జీవాత్మరూపంగా అగ్ని, జల, అన్నములు అనే ముగ్గురు దేవతలుగా, మూడు దివ్యశక్తుల రూపముగా ప్రవేశించి అనేకములైన నామరూపాత్మకములుగా ప్రదర్శనమయ్యేదనుగాక అని సృష్టి సంకల్పమును ప్రదర్శించుచున్నది, వ్యక్తీకరించుచున్నది. ఈ విధంగా అనేక శబ్దరూపములగు నామములు, అనేకములగు రూపములు బయల్వెడలసాగాయి. అందుచేత ఈ సృష్టి భావన మాత్రమే. సమస్త జీవులకు ఏకమగు సత్పరబ్రహ్మమే అఖండమగు అంతర్యామి. సత్యే సత్యము, తదితరమైనదంతా భావన కల్పితము కనుక అసత్ అనబడుచున్నది. తీవ్రకరణము 3:3 అంతేకాకుండా అగ్ని, జల, అన్నములనబడే దేవతలను 3:3 త్రివృత్కరణము సచ్చే చేయబడుతోంది. 1 నామము, 2 రూపము, 3 వ్యావృత్తి ఆలోచన స్వభావము. ఈ నామము గలది, ఈ రూపము గలది, ఈ ధర్మములు ఫంక్షన్స్ గలది గా త్రివృత్కరణము రూపము దిద్దుకుంటోంది. ఒక్కొక్క దివ్యతత్వము అగ్ని, జల, అన్నములను ఏ విధంగా 3:3 త్రివృత్కరణముగా అగుచున్నదో కొన్ని విశేషాలు వివరించుకుందాము. 16:6-4 షష్ఠీ అధ్యాయము 4 త్రివృత్కరణమునకు దృష్టాంతములు. అగ్ని జల అన్న భూ హీట్ లిక్విడ్ సోలిడ్ కలేకలే ఈ కనబడే సమస్త పదార్థములు. అట్టి త్రివృక్కరణము గురించి మనము దృష్టాంతముల ద్వారా వివరించుకుంటున్నాము. మూడు పుల్లలను లేక రేఖలను ఒక విధానంగా చేరిస్తే అది త్రిభుజము ట్రయాంగల్ అగుచున్నది. ఆ మూడు పుల్లలు తీస్తే త్రిభుజము ఎక్కడ ఉన్నది? మొదలే లేనిది అగుచున్నది. ఈ జగదనుభవం సత్పురుషుడు తేజోరూపమగు అనుభవి కల్పన పురుషకారము ఒకచోట ఏకమైతే జగత్తు. అవి విడివిడిగా తీసి చూస్తే త్రిభుజము వలనే జగత్తు అనబడునదే లేదు. స్వప్నానుభవము కూడా సత్పురుషుడు తేజోరూపుడగు స్వప్నద్రష్ట గుహ అపోహల రూపమగు స్వప్నభావన కలిస్తేనే స్వప్నము అనే త్రిభుజము వంటి అనుభవం ఏర్పడి ఉంటుంది. స్వప్నద్రష్ట లేకుంటే స్వప్నము ఎక్కడ ఉంటుంది? పై ఉదాహరణలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ దృశ్య వ్యవహారము యొక్క ఆత్మతో అనన్యత్వము వివరించుకుంటున్నాము. దృశ్యము లేక జగత్తు స్వతహగా ఉన్నది కాదని, భావనచే అన్యముగా అనుభవమవుతోందని నిరూపించుకుంటున్నాము. తేజస్సుజలతత్వమన్న భూ తత్వములను లైట్ లిక్విడ్ అండ్ సోలిడ్ విడదీస్తే ఆ పదార్థము యొక్క నామ రూపములు కలిగనదేది ఉండదని గమనించబడుతోంది. త్రివృకరణము స్వతహగా లేదు. అగ్ని ఒకటి యత్ అగ్నే రోహితగ్న్ రూపం తేజసః, రెండు యత్ శుక్లం తత్ రూపం, మూడు యత్ కృష్ణం తత్ అన్నం. ఒకటి అగ్నిలో ఎరుపు తేజస్సు, రెండు అగ్ని యొక్క తెలుపు జలము, మూడు అగ్నిలో నల్లటి రూపం పృథివీ అన్నము. ఈ మూడు వర్ణములు తొలగిస్తే అగ్నిత్వము వాచారంభణమే, వికార నామధేయమే. ఈ మూడింటినీ ఎరిగినవానికి అగ్నిత్వ బుద్ధి తొలగిపోగలదు. తేజోబల పృథివీయే సత్యము. ఆదిత్యుడు ఒకటి యత్ ఆదిత్యస్య రోహితం తేజోహ తత్రూపం, రెండు యత్ శుక్లం తత్ అపా, మూడు యత్ కృష్ణం తత్ అన్నం. ఒకటి ఆదిత్యని రోహిత రూపము ఎరుపు తేజస్సు, రెండు శుక్లరూపము జలము, మూడు ఆదిత్యనిలోని నల్లటి ఛాయ అన్నరూపము తేజోరూపము జలము అన్నరూపము విడివిడిగా తీసి వేరేచోట ఉంచితే అప్పుడు అక్కడ ఆదిత్యరూపము ఎక్కడ ఉన్నది? ఆదిత్యుడు సూర్యుడు అననది వికార నామమాత్రమే. చంద్రుడు ఒకటి యత్ చంద్రమసో రోహితం రూపం తత్ తేజసః, రెండు యత్ శుక్లం తత్ అపా, మూడు యత్ కృష్ణం తత్ అన్నం. ఒకటి చంద్రునిలో ఎర్రటి రూపము తేజస్సు, రెండు తెల్లటి రూపము జలము, మూడు నల్లటి విభాగము అన్నము. ఈ మూడు విడివిడిగా చేసి చూస్తే అక్కడ చంద్రుడు అనేది గొలుసు అను మాటలాగా వాచారంభం, పేరుకు సంబంధించిన వికారమే. పైవన్నీ విడివిడిగా త్రీణిరూపాణి మాత్రమే సత్యము. ఒకచోటికి తేజస్సు జలము అన్నము లైట్ లిక్విడ్ అండ్ సోలిడ్ వచ్చినప్పుడు మాత్రమే అగ్ని ఆదిత్య చంద్రమస నామరూపాత్మక వాచారంభములు నామధేయ వికారములు చెప్పుకొనబడుచున్నాయి. ఈ జగత్తులో ప్రతి వస్తువు ఇంతే. విద్యుత్తు మేపు యత్ విద్యుతో రోహితగ్న్ రూపం తేజసః, యత్ శుక్లం సద్రూపం అపాం, యత్ కృష్ణం తత్ అన్నం. మెరుపులోని ఎరుపు తేజస్సుకు సంబంధించినది, తెలుపుగా కనిపించేది జలతత్వము. ఏది నలుపుయో అది అన్నము. తేజోజలన భూ తత్వములను విడదీసి ఆవల పెట్టితే అక్కడ ఏ విద్యుత్ అనునదేమీ ఉండదు. అనగా విద్యుత్ అన్నది వాక్కు కల్పన, మూడిటి కలయిక యొక్క నామరూపాత్మ వికారమే. ఈ విధంగా సమస్త వస్తువులలో అగ్ని తేజో జల ద్రవ్య అన్న భౌతిక తత్వములను విడదీసి ఆవలపెట్టి చూస్తే ఈ ప్రపంచంలో కనిపించే బంగారము ఇనుము చెట్లు చేమలు దేహాలు ఇవన్నీ కూడా వాచారంభణము మాటవరసకు కల్పించి చెప్పేవి నామరూప వికారాత్మకము త్రిభుజము వలెను పైన చెప్పుకున్న విశేషముల వలెను అయి ఉన్నాయి. అందుచేత ఈ జగత్తంతా కూడా కల్పితమాత్రము వాచారంభణము వికారో నామధేయము అని చెప్పబడుతోంది. ఎరుపురంగు తేజస్సు హీట్ అని, తెలుపురంగు లిక్విడ్ జలస్వరూపమని, నలుపురంగు అన్నతత్వము సోలిడ్ అని, ఈ సమస్త పదార్థములు అగ్ని జల అభూ కలయికలేనని ఎవరు గ్రహిస్తారో అట్టివారి పట్ల సమస్తమును అశ్రుతము విననది అమతము ఏదో వేరేనది అవిజ్ఞాతము తెలియనిది అగు ఏదీ ఈ సమస్త దృశ్యజగత్తులో శేషించి ఉండదు. ఆ మూడు తత్వములు తెలిసియున్నవారు సమస్త పదార్థముల మూలము తెలిసియున్నవారే అగుచున్నారు. ఈ సమస్తము అగ్ని జల భూతత్వముల వేరు వేరు పాళ్ల రెసియోస్ కలయికైనని గ్రహించి సమస్త వస్తుజాలము పట్ల ఆశ్చర్యము అలభ్యము అశ్రవణము మొదలైన భావాలు జయించి వేసి ఉంటారు. 16.6.5 షష్ఠీ అధ్యాయము పంచమఖండము మనస్సు అన్నమయము ప్రాణము జలమయము వాక్కు తేజోమయము శ్వేతకేతు సద్గురు పితృదేవ సాకారమైన పదార్థములన్నీ అగ్ని తేజో జల ద్రవ అన్న స్థూల తత్వముల అనేక పాళ్ల రెసియోస్ కలయికయేనని మీరు చెప్పినది తదితర నామరూపములన్నీ వాచారంభణము అనునది అత్యంత యుక్తియుక్తమే. తండ్రి, మరి మనస్సు మాట ఏమిటి? వాక్కు చూపు శక్తులు ఎట్టివి? ఉద్దారకుడు అన్నం అసితం త్రేధ విధియతే. జీవులంతా ఆహారము స్వీకరించి మాత్రమే జీవించగలుగుచున్నారు. అట్టి భుజించిన అన్నము దేహములో ప్రవేశించిన తరువాత మూడు భాగములుగా ఆగుచున్నది. ఒకటి తిన్న స్థూల ఆహారము యొక్క అన్నము యొక్క ఐ తస్య యః స్థవిష్ఠో ధాతుః తత్పురుషం భవతి అత్యంత స్థూల భాగము మలముగా ఆగుచున్నది. టూ యో మధ్యమః తత్మాంసం మధ్యభాగము దేహములో మాంసముగా ఆగుచున్నది. థ్రీ యో అనిష్టః తత్మనః అత్యంత సూక్ష్మభాగము మనస్సుగాను అగుచున్నది. రెండు అట్లాగే త్రాగబడుచున్న జలము ద్రవము యొక్క ఐ అత్యంత స్థూల భాగము ఉమ్మూత్రము యురిన్ గాగుచున్నది. టూ మధ్యభాగము అస్థి బొమికల విభాగము గా అవుతోంది. థ్రీ అత్యంత సూక్ష్మ విభాగము ప్రాణశక్తి ఉత్తేజము గాగుచున్నాడు. మూడు ఆహారముగా స్వీకరించబడుచున్న తైలము ఆయిల్స్ యొక్క ఆయి స్థూల విభాగము శరీరములో ఎముకల పుష్టిగా వృద్ధి రూపము చెందుతోంది. టూ మధ్య విభాగము మధ్య ఎముకలలోని మెత్తటి నేయి ఔలి విభాగముగా అవుతోంది. థ్రీ అత్యంత సూక్ష్మ విభాగము వాక్ ఇంద్రియముగా అవుతోంది. ఓ సౌమ్య కుమార శ్వేతకేతు, ఈ విధంగా మనస్సు అన్నమయము అన్నమయో మనః ప్రాణము ఆపో జల మయము వాక్కు తేజోమయము అయి ఉన్నాయని తెలుసుకునేదవుగాక. శ్వేతకేతువు గురుదేవ, తండ్రి, ప్రాణము జలమయమని వాక్కు తేజోమయమని మీరు చెప్పినది యుక్తియుక్తమేనని విన్నాను. వేదములలో అనేక చోట్ల ఈ విధంగా స్తుతించబడింది. గురుకులంలో గురువుల వద్ద నేర్చాను. కాని మనస్సు అన్నమయము అనే వాక్యము నేను తగినంతగా సమన్వయించుకోలేకపోతున్నాను. కాబట్టి ఈ విశేషములను ఏవైనా దృష్టాంతములతో బోధించ ప్రార్థన. 16.6.6 షష్ఠీ అధ్యాయము షష్ఠీఖండము అన్నిటి యొక్క సూక్ష్మాంశమే మనస్సు. ఉద్దారకుడు, నీకు మరింత స్పష్టమవటానికి నీవు అడిగినట్లుగా ఒక దృష్టాంతము తీసుకొని చెబుతాను విను. పెరుగు కర్డ్ ను చల్లకవ్వముతో చిలికినప్పుడు మథించినప్పుడు ఆ పెరుగులోని సూక్ష్మభాగము పైకి తేలి వెన్న అగుచున్నది. ఆ వెన్న కాచినప్పుడు కమ్మటి నేయి గీ అగుచున్నది కదా. సౌమ్య, అదేవిధంగా ఏవమేవ ఖలు సౌమ్య, అన్నస్య అస్యమానస్యయో అణిమ స ఊర్ధ్వః సముదిశతి తత్మనో భవతి. అదేవిధంగా ఈ జీవునిచే తినబడుచున్న అన్నమునందలి సూక్ష్మాంశము వాయువుతో కూడిన జఠరాగ్ని ద్వారా మథించినదై పైకి తేలుచున్నది. ఆ విధంగా తేలుచున్న విభాగమే మనస్సునకు పుష్టిని కలిగిస్తోంది. అట్లాగే త్రాగబడుచున్న జలములోని అణిమ సూక్ష్మాంశము పైకి తేలి ప్రాణములో చేరి ప్రాణమును ఉత్తేజపరుస్తోంది. భుజించబడుచున్న తేజోపదార్థములైనట్టి నేయి నూనె మొదలైన వాటి యొక్క సూక్ష్మాంశము సూక్ష్మ విభాగము పైకి తేలి వాక్కును ప్రత్యుత్సాహముగా పలకటానికి తోడు అగుచున్నది. అన్నమయం హి మనః, మనస్సు అన్నమయము, ఆపోమయః ప్రాణః, ప్రాణము ఆపో జల మయము తేజోమయి వాక్, వాక్కు తేజోమయము శ్వేతకేతు పితృదేవ. గురువర్య, భగవాన్ భూయ ఏవ మాం విజ్ఞాపయతు ఇతి. ఇంకా మరికొంత విస్తరించి చెప్పండి. ఉద్దారకుడు, ఇంకా చెప్పాలా? సరే, తథా సోమ్య ఇతి. అట్లాగే మరికొంత దృష్టాంతంగా కూడా చెప్పుచున్నాను, విను. 16:6-7 షష్ఠీ అధ్యాయము సప్తమ ఖండము షోడశ కళా మనోపురుషాన్యాయము ఉద్దాలకుడు శ్వేతకేతు. ఇంధనము వాహనమునకు చలనము కలిగించు విధంగా తిన్న అన్నము యొక్క సూక్ష్మాంశ మనస్సునందు చేరి మనస్సుకు శక్తి సంచారత్వము కలిగిస్తోంది. అప్పుడు మనస్సు యొక్క శక్తి 16 విభాగములుగా విభాజ్యమై ఈ పురుషుని జీవుని దేహములో పంచేంద్రియములు పనిచేయనారంభిస్తున్నాయి. ఈ జీవుడు అప్పుడు ద్రష్ట చూచువాడు, శ్రోత వినువాడు, స్పర్శి స్పర్శించువాడు, మంత ఆలోచించువాడు, బోద్ధ అర్థము చేసుకునివాడు, కర్త పనిచేయువాడు, విజ్ఞాత తెలుసుకొనివాడు, ఆనంది రమించువాడు మొదలైన సమస్త క్రియలు చేయ సమర్థుడు అగుచున్నాడు. షోడశ కళా పురుషుడు అగుచున్నాడు. అన్నము వలన శక్తి, శక్తి వలన మనోబలము, మనోబలముచే ఇంద్రియ వ్యాపార సమర్థత పొందుచున్నాడు. అయితే కొందరు ధ్యానము చేతనే ఆహారము పొందుచు ధ్యానాహారులు కూడా అగుచున్నారు. ధ్యానముచే ప్రకృతి నుండి ఆహార రసశక్తి పొందవచ్చును కూడా. అన్నము సర్వస్వరూపము, అన్నము వలననే మానసిక బలము కలుగుతోంది. మనస్సు చేతనే సమస్తము ఆస్వాదించబడుతోంది. శ్వేతకేతు, మీరు చెప్పిన ఈ షోడశ కళాపురుషకారము గురించి మరికొంత ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్లీ నాపై దయతో నాకు బోధించండి. ఉద్దాలకారుని, ఓహో, నీకు ప్రయోగాత్మకంగా షోడశ కళాపురుష న్యాయము గురించి వివరించి చెప్పమంటావా? అయితే ఒక పని చేయి, ఈరోజు నుండి 15 రోజులు ఏమీ తినకుండా ఉపవాసము చేయి. అయితే మంచినీళ్లు మాత్రం త్రాగుతూ ఉండు. 16వ రోజు నా దగ్గరకు రా. జలము త్రాగుతూ ఉంటావు కాబట్టి నీ ప్రాణము నిలిచి ఉండగలదు. శ్వేతకేతు తండ్రి, మీరు సూచించినట్లే నిర్వర్తిస్తాను. శ్వేతకేతువు 15 రోజులు ఏదీ భుజించలేదు, నీరు మాత్రము త్రాగుచూ ఉన్నాడు. 16వ రోజు తండ్రి సమక్షమునకు నీరసముగా వచ్చాడు. శ్వేతకేతు నాన్నగారు, మీరు చెప్పినట్లే 15 రోజులు ఏమీ తినక నీరు మాత్రము త్రాగుతూ గడిపాను, ఇప్పుడు ఏమీ చేయమంటారు? ఉద్దారకుడు అయినదా, మంచిది. నీవు గురుకులంలో రుక్కులు, యజస్సులు, సామములు క్షుణ్ణంగా పఠించి పారాయణము చేసి ఉన్నావు కదా. శ్వేతకేతు అవును, ధారాళంగా చదివాను. రుక్కు సామ యజస్సులు పఠనము చేయగలవాడనే. ఉద్దాలకుడు అయితే కొన్ని రుక్కులు, యజస్సులు, సామములు నాకు పారాయణం చేస్తూ వినిపించు. శ్వేతకేతు తండ్రి, నవైమా ప్రతిభాంతి భో ఇతి, నాకు అనేవి జ్ఞాపకము రావటం లేదు. గురువుల దగ్గర నేర్చుకున్న మంత్రోచ్చారణలు తెలిసిన పలకటానికి జ్ఞప్తికి రావటం లేదు, క్షమించండి. ఉద్దారకుడు మండుచున్న అగ్నిలో పుల్లలన్నీ తీసివేస్తే అప్పటికీ ఉండి ఉన్న చిన్న నిప్పురవ్వలు, మరల కట్టెలు అగ్నిలో ఉంచినా ఆ కట్టెలను వెలిగించలేదు కదా. అట్లాగే నీ దగ్గర 16 జీవకళలలో ఒక్క ప్రాణకళ మాత్రమే మిగిలి ఉన్నది. అది వాక్కు, వినికిడి, చూపు, గ్రహణము, జ్ఞాపకము, వల్యవేగలగటం మొదలైన వాటిని వెలిగించలేకపోతున్నాయి. కాబట్టి శ్వేతకేతు, నీవు వెళ్ళు, వెళ్ళి అమ్మను అడిగి సుష్టుగా భోజనము చేయి. కొంచెము విశ్రాంతి తీసుకొని ఆ తరువాత సాయంకాలము నా దగ్గరకు రమ్ము. శ్వేతకేతు తల్లి దగ్గరకు వెళ్ళి సుష్టుగా భోజనం చేసి ఆ సాయంకాలము ప్రశాంత సమయములో మరల తండ్రి వద్దకు వచ్చారు. శ్వేతకేతు పితృదేవా, శుభ్రముగా అమ్మచేతి భోజనము చేశాను, ఇప్పుడు చెప్పండి, ఏమీ మీ ఆజ్ఞ? ఉద్దాలకారుని, కుమారా, ఋగ్వేదములోని రొక్కుల, యజుర్వేదములోని యజస్సుల, సామవేదములోని సామముల కొన్ని పనసలు శ్రవణానందకరంగా వినిపించు. అప్పుడు శ్వేతకేతు కొన్ని పనసలను అవరోహణ ఆరోహణ భావ రాగయుక్తంగాను అమోఘంగాను వినిపించారు. ఉద్దారకుడు, నీవు గురుకులం నుండి రాగానే చదివిన పనసల కంటే అగ్నిమీళే పురోహితే మొదలైన రుక్కులు, యజోహసామములు రసవత్తరంగాను, మనోహరంగాను, మధురంగా వినిపించావు. అనేక కట్టెలతో మండుచున్న అగ్ని, ఆ కట్టెలు తొలగించగా కొన్ని నిప్పు కణికలు మాత్రమే మిగిలి ఉండగా, కొన్ని ఎండుగడ్డి పరకలు వేసినప్పుడు ఇతహపూర్వం కంటే తేజోవంతముగా వెలుగొందుచున్నది కదా. ఆ రీతిగా నీ స్వరము మరింతగా ఎంతో మాధుర్యము సంతరించుకున్నది. అట్లాగే 15 రోజులు ఉపవాసము తరువాత నీ యొక్క 16 కళలలో ఒక్కటి మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పుడు భోజనము చేసిన తరువాత వేదగానములన్నీ జ్ఞాపకమునకు వచ్చి సుమధురంగా పాడావు. నీ యొక్క మనస్సు ఎంతో ఉత్సాహము పుంజుకున్నది. కాబట్టి మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు తేజోమయము అని ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్లీ నిరూపించబడుతోంది. తద్ధాస్య తథాస్య విజజ్ఞావితి విజజ్ఞావితి. శ్వేతకేతువు తన తండ్రి ఉద్దాలకుడు వద్ద తివృత్ కరణ విద్యా విశేషములు తెలుసుకున్నారు. వివరముగా సుస్పష్టముగా తెలుసుకున్నారు. 16:6-8 షష్ఠీ అధ్యాయము అష్టమఖండము సుషుప్తి సమయములో జీవుని స్థితి ఎట్టిది. శ్వేతకేతు తండ్రి, జాగ్రత్తలో మనము ఈ ఇంద్రియ విషయ జగత్తును మనస్సు ద్వారా అనుభవిస్తూ ఉన్నాము. ఇక నిద్రపోయిన తరువాత స్వప్నము డ్రీమ్ ను పొందుచున్నాము. అట్టి స్వప్నస్థితి వేదాంత విద్యానుసారము ఎట్టిది? ఎట్లా ఏర్పడుతోంది? మెలకువవచ్చి జాగ్రత్తలో ప్రవేశించగా కల స్వప్న యొక్క దృశ్య వ్యవహారమంతా ఏమవుతోంది? దయచేసి ఈ విషయాలు నాకు బోధించవలసినదిగా నా అభ్యర్థన. ఉద్దాలకుడు స్వప్నాంతం సౌమ్య. మే విజానీ హి ఈతి. స్వప్నాంతము కలయొక్క తత్వము స్వరూపము గురించి నీవు కోరినట్లు వివరిస్తాను. ఈ జీవుడు జాగ్రత్తలో ప్రాణశక్తి ఉపయోగిస్తూ పంచేంద్రియముల ద్వారా శబ్ద స్పర్శ రూప రసగంధ విషయములను బాహ్యమున అనుభవముగా పొందుచున్నాడు. మనస్సుతో వాటి అర్థంపార్థములన్నీ ఆపాదించుచు అనుభవ పరంపరలుగా పొందుచున్నాడు. కొంత సమయమైన తరువాత ఇక వీటితో చాలు, కొంతసేపు విరామమును ఆశ్రయిస్తాను అని నిర్ణయించుకుంటున్నాడు. అప్పుడిక మనస్సును ఇంద్రియ విషముల నుండి ఇంద్రియముల నుండి వెనుకకు మరల్చుచున్నాడు. క్రమంగా బాహ్యమునకు వెళ్ళియున్న మనో విభాగమును కేవల రూపముగు మనస్సునందు ఏకము చేసి ఉంటున్నాడు. అప్పుడు ఈ విశేషములు ఏర్పడుచున్నవగుచున్నాయి. 1. దృశ్యము నుండి విరమించటము. మనస్సు భౌతికమగు ఇంద్రియములను వాటి సూక్ష్మ బాహ్యశక్తులగు చూడటము, వినటము, స్పర్శించటము, మాట్లాడటము, రుచి చూడటము, వాసనానుభవము ఇవన్నీ పూర్తిగా వదిలినదే ఉంటోంది. ఈ విరామం పొందటం ఎటువంటిదంటే, ధ్యాయతీవ లేలాయతి ఇవ సధీయ స్వప్నో భూత్వ ఇమం లోకం అతిక్రామతి. ధ్యానము చేస్తున్నవాడు ప్రాపంచక విశేషముల నుండి ఈవలకు రావటము వంటిది. ఇంద్రియ విషయములను నుండి ధ్యాసను ఈవలకు తేవటము వంటిది వాజనేయ శృతి. ఒకడు ఉద్యోగరీత్యా అనేక వ్యాపకములలో మునిగి ఉంటూ సాయంత్రము అవన్నీ అక్కడే వదలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఒకడై వ్యవహరించటము ఎట్లా జరుగుతోందో, ఈ జీవుడు ఇంద్రియ విషయములను బయటనే వదలి తన ప్రాణశక్తితో సామీప్యము పొందటము అట్టిది. ప్రాణాన్నేవ ప్రాణో నామ భవతి. ప్రాణము ఇంద్రియములను వదలి ప్రాణముతో ఏకమై ఉండు స్థితి. ఒకడు వాహనమును అనేక జాగరూకతలతో నడుపుచు ఇంటికి వచ్చిన తరువాత ఆ జాగరూకతతో కూడిన నడిపించటము డ్రైవింగ్ ను విరమించి ఆ ధ్యాసలను ఆవకెసెన్స్ తన యొక్క వాహనము నడుపు కళ ఆర్ట్ ఆఫ్ డ్రైవింగ్ ఎందు విరమింపజేయడము వంటిది. 2. స్వస్వరూప సామీప్యత. యత్ర ఏతత్ పురుషః స్వపితి నామ. ఇప్పుడు అట్టి జగద్దృశ్యము నుండి విరమించిన తరువాత తన యొక్క సామీప్యతను తాను పొందటము జరుగుతోంది. అనగా స్వకీయ తేజోరూపమగు ఆత్మతో తాను తిరిగి సామీప్యము పొందటము. సతా తదా సంపన్నో భవతి. సద్రూపమగు ఆత్మతో లయము పొందుచున్నాడు. అందుచేత స్వప్నము అనుదానిని స్వం అపితో స్వమపితో ఇతి భవతి అంటున్నారు. తనేందు తానై తాను ఉంటున్నాడు. తస్మాత్ ఏనం స్వపితి ఆచక్షతే. తనను తానే ఆస్వాదిస్తూ ఉన్నాడు అని చెప్పుకోబడుచున్నాడు. స్వం అపితో భవతి. 3. స్వప్నానుభవము. ఇంతకుముందు ఇంద్రియములతో శ్రమిస్తూ వస్తున్న మనస్సు అద్దాని నుండి విరామము పొంది తనేందు తానే విరమించటం ప్రారంభిస్తోంది. స్వప్నాంతం స్వప్నమధ్యం స్వప్న ఇతి దర్శన వృత్తేహ స్వప్నస్య ఆఖ్య. దేనియందైతే వాసన రూపముగు విషయములు జీవునిచే కల్పించబడి అనుభవించబడుచున్నాయో అట్టి అంతర్వృత్తి మనో అనుభవమే స్వప్నగా చెప్పబడుతోంది. స్వ తనను తాను ఆప్నోతి అట్లు పొందుచున్నాడు ఇతి స్వప్న. అయితే స్వప్నము చివరి వరకు ఈ జీవుడు దృశ్యానుభవములగానే ఒకటి బాహ్య వస్తురహితంగా కాని, రెండు బాహ్య వస్తువులు ఉన్నట్లుగానే ఊహించి కాని సుఖదోహకములు అనుభవముగా పొందుచున్నాడు. జాగ్రత్తలో స్వప్నము అసత్యము అని అనుకుంటున్న తీరుగానే స్వప్నానుభవ సందర్భములో జాగ్రత్ అసత్యము అనుభావము తనేందు కలిగిన వాడే ఉంటున్నాడు. 4. స్వప్నములో సంచారములు. స్వప్నములో ఏవేవో ప్రదేశములలో ఏవేవో సంఘటనలు కల్పించుకొని తనకు బాహ్యముగా ఉన్నట్లు అనుభవము పొందుచున్నాడు. కాని ప్రాణము అనే కట్టుకొయ్యకు దృశ్యమననము అనే త్రాడుతో కట్టబడియే ఉంటున్నాడు. స యథా శకునః సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం పతిత్వా, త్రాడుతో కాలు కట్టబడిన పక్షి వలె పది దిక్కుల వైపుగా ఎగురుచు అక్కడక్కడే తిరుగుచున్నాడు. అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా బంధనమేవ ఉపశ్రేత. బయటకు వెళ్లటం చేతకాక ప్రాణబంధనము కలిగి ఉంటున్నాడు. మనో దిశం దిశం పతిత్వా అన్యత్ర ఆయతనం అలబ్ధ్వా ప్రాణమేవ ఉపశ్రేతే. మనస్సు అన్ని దిక్కులా తిరిగి తిరిగి కాలు త్రాడుతో కట్టుకొయ్యకు కట్టబడిన పక్షి వలె ఎటూ వెళ్లలేక తిరిగి ప్రాణమునే ఆశ్రయించుచూ ఉంటోంది. మనస్సు ప్రాణరూపంగా బంధనము కలిగి ఉంటోంది. ఇదియే స్వప్నానుభవము. ఈ విధంగా ఉద్దాలక మహర్షి స్వపితి స్వనపితి నామము యొక్క విశ్లేషణచే జీవుని యొక్క సత్స్వరూపమే జగత్తునకు మూలము. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ హాజ్ ఇట్స్ రూట్స్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ అను ఉపనిషత్ సత్యవాక్కును స్వానుభవంగా ఏర్పరచి శ్వేతకేతుకు సుస్పష్టపరచారు. ఆకలి దప్పికల తత్వము శ్వేతకేతు స్వామి. చాలా సంతోషము. ఇప్పుడిక ఈ జీవుడు దేహము వలన పొందుచున్న ఆసన పిపాసల ఆకలి దాహముల స్వరూప స్వభావ తత్వముల గురించి వినగోరుచున్నాను. దయతో వివరించండి. ఉద్దాలకుడు, సరే, అసన పిశాసలు అనబడే ఆకలి దప్పికల స్వరూపముల గురించి వివరించుకుందాము. ఈ జీవునిలో ప్రాణశక్తి జ్వలిస్తూ ఉంటుంది. కట్టెలు తరుగుతూ ఉంటే అగ్ని తగ్గువిధంగా ప్రాణశక్తి ఆహారము తగ్గినప్పుడు బలహీనపడసాగుతుంది. అప్పుడు అగ్నికి ఇంధనమువలే ఆహారమును దేహమునకు సమార్చు అవసరము అగత్యము ఏర్పడుతోంది. అప్పుడు ఈ జీవుడు అశిషతి అన్నము ఆకలి తీరటానికే కోరుకొనివాడు అగుచున్నాడు. ప్రకృతిచే ప్రసాదించబడుచున్న అన్నము ఆహారము తినుచున్నాడు. నీరు త్రాగుచున్నాడు. ఆ విధంగా తినిన అన్నమును జలము వ్యవస్థాబద్ధంగా ఇన్ అ వెరీ సిస్టమాటిక్ వే ప్రాణశక్తిచే శరీరములలోని అన్ని భాగములకు తీసుకునిపోతోంది. గోవులను మేతకు తీసుకుని పోవ్వానిని గోనాయ అంటారు. గోములను తోలుకొని పోవ్వానిని అశ్వనాయ అంటారు. యుద్ధ సందర్భములలో మనుషులను తీసుకుని పోవ్వానిని పురుషనాయ అంటారు. అదేవిధంగా జలము ఆహారమును శరీరమంతా తీసుకునిపోతుంది. కాబట్టి అసనాయ అని పిలుస్తున్నారు. విత్తనమునకు నీరు లేకుండా వేరుకు అంకురము రాదు కదా. అదేవిధంగా ఈ దేహము జలవృద్ధి చేతనే ఉత్సాహ సృజనాత్మకములు పొందుతోంది. అన్నమునకు మూలము వేరు జలము, జలమునకు మూలము వేరు తేజస్సు, తేజస్సునకు మూలము వేరు సత్ ఉనికి ఎగ్జిస్టెన్స్. ఈ జీవులంతా సత్స్వరూపులే. ఈ సమస్తము సత్పైనే ఆధారపడినదే ఉన్నది. మనము పైన చెప్పుకొనియున్న గోనాయ అశ్వనాయ పురుషనాయ వలెనే తేజస్సుకు జలమును అందించు దానిని ఉదన్య అంటారు. తేజస్సుకు మూలము జలము. మూలము లేకుండా ఏదీ ఉండజాలదు కదా. జలముచేతనే దేహ మనోబుద్ధులు తేజోవంతమగుచున్నాయి. జలమే ఈ దేహము యొక్క మూలము. జలము యొక్క అంకురమును అధ్యయనము చేసి తేజస్సును మూలముగా తెలుసుకొనెదవుగాక. తేజస్సు యొక్క అంకురమును అధ్యయనము చేస్తూ సత్తను మూలముగా తెలుసుకో. ఇమాః సర్వాః ప్రజాః సదైతనాః సత్ప్రతిష్ఠ. సత్తయే సర్వజీవులకు ఆశ్రయము. సర్వులు సత్ స్వరూపులే. సమస్తము సత్నందే ప్రతిష్ఠమయ్యున్నది. ఓ శ్వేతకేతు, ఈ విధంగా ఈ జీవునియందు తేజజలనము అనబడే ముగ్గురు దేవతల త్రివృకరణము ఈ పాంచభౌతిక జగత్తుగాను అంతరంగ చమత్కారముగాను నిర్మితమవటము గురించి చెప్పుకున్నాము. ఒక్కొక్కటి మూడు మూడుగా అవటం గురించి కూడా మనము చెప్పుకొని ఉన్నాము. ఇంకేమీ తెలుసుకోవాలనుకుంటున్నావు? మరణము, త్రివృత్కరణము, శ్వేతకేతు, తండ్రి, ఈ జీవుడు మరణించినప్పుడు ఏది ఏ తీరుగా అవుతోంది? ఉద్దాలకుడు సౌమ్య, పురుషస్య ప్రయతో వాక్కు మనసి సంపద్యతి. ఈ జీవుడు దేహమును త్యజించినప్పుడు వాక్కు మనస్సునందు లయమవుతోంది. మనః ప్రాణే, మనస్సు ప్రాణమునందు లయము పొందుతోంది. ప్రాణః తేజసి, ప్రాణము తేజస్సునందు లయమవుతోంది. తేజః పరస్యాం దేవతాయాం, తేజస్సు పరదేవత, పరస్వరూపము, పరమాత్మ యందు లయము అవుతోంది. అట్టి అనిమ సూక్ష్మతి సూక్ష్మము అగు పరదేవతా స్వరూపమే పరబ్రహ్మస్వరూపము. అది ఏ సత్యము, తదితరమైనదంతా కల్పన చమత్కారము మాత్రమే. అది ఏ ఆత్మ శ్వేతకేతో, తత్వం అసి, అట్టి ఆత్మయే నీవై ఉన్నావు. 16, 6, 9 షష్ఠి అధ్యాయము, 9వ ఖండము. ఈ జీవుడు ఉపాధిగా భావన చేసినప్పటికీ సత్స్వరూపుడే. శ్వేతకేతు తండ్రి, ఈ జీవులంతా కూడా స్వతహగానే బై వన్స్ ఓన్ సెల్ఫ్ నిర్మలము, స్వాతంత్ర్యము, సర్వమునకు అతీతము, నిత్యము అగు సత్స్వరూపులే అయి ఉన్నారు కదా. మరి మేము ఇంద్రియ విషయపరంపరల దేహముల రాకపోకల ప్రహసనములలో చిక్కుకున్నాము, బద్ధులము. మోక్షము మాకు సుదూరంగా ఎప్పటికో ఎన్నటికో ఎంతో ప్రయత్నం చేసి పొందాలి అని మాత్రమే అత్యధికులు తలచుచున్నారు. ఎందుచేత? ఉద్దాలకారుని సౌమ్య, తేనెటీగలు మధుకృతములు తేనెపట్టు నుండి బయలుదేరి ఎక్కడెక్కడో ఏవేవో అనేక పుష్పములపై వ్రాలి పుష్పములోని రసమును తెచ్చి తేనెపట్టులో నింపుతాయి. అట్టి తేనెలోని ఒక బిందువు డ్రోప్ ఆఫ్ హనీ నీ ఏవమ్మా. తేనెచుక్క, నీవు ఏ పుష్పమునకు చెందినదానవై ఉండగా తేనెటీగలచే పీల్చబడి ఇక్కడకు తేబడ్డావు అని అడిగితే ఆ తేనె బిందువు ఏమాత్రము చెప్పలేదు కదా. అట్లాగే సమస్త జీవులు సత్తులో లీనమయుండి సత్స్వరూపులే అయి ఉండి కూడా మేము సత్స్వరూపులమే, సత్యే మా స్వభావము అనేది గమనించలేకపోవచ్చున్నారు. ఏవ ఖలు ఇమాః సర్వాః ప్రజాః సత్సంపద్య న విదుః సతి సంపద్యాం అహం తితి. ఈ జీవుడు నేను సత్ కేవలమగు ఉనికి స్వరూపుడనే అని అనుకోవటము లేదు. నేను పులిని, సింహమును, తోడేలు, వరాహము, పంది, నీ కీటకమును, మానవుడను అని ఏదేది అనుకుంటే ఈ సత్తు సంత్యసంకల్పుడు కాబట్టి ఆ రూపమే తానని కలలో జరుగుతీరుగా అనుకొనుచున్నారు. ఉన్న సత్యము ఏమిటంటే పరమాత్మయే సమస్త జీవులలోని ప్రతి ఒక్కరి యొక్క సహజమగు సత్యస్వరూపము. అదియే ఆత్మ అనబడుచున్నది. ఓ శ్వేతకేతు, తత్వమసి, అట్టి ఆత్మయే నీవై ఉన్నావు. 16, 6, 10 షష్ఠి అధ్యాయము, 10వ ఖండము. నదీ సముద్ర ప్రవేశ దృష్టాంతము. శ్వేతకేతు భగవాన్, భూయ ఏవ మా విజ్ఞాపయతు తత్ ఆత్మ. తత్వమసి అను పరమ సత్యమగు మహావాక్యము యొక్క మా స్వానుభవము కొరకే మరికొంత సవివరణ దృష్టాంతముల పూర్వకంగా మరల వివరించ ప్రార్థన. ఉద్దాలకుడు, సత్తత్వమసి గురించిన విశేషమును మరొక దృష్టాంతముతో చెప్పుచున్నాను, విను. సముద్రములో ఎండ వేడిమికి నీరు ఆవిరి అయి మేఘములుగా కొండలపైన కోనలపైన వర్షిస్తున్నది. ఆ జలము కొండల నుండి జాలువారి నదీ ప్రవాహములుగా ఆగుచున్నాయి. నదులలో కొన్ని తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్నాయి, మరికొన్ని పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తున్నాయి. నదీనాం సాగరో గతేహ అను సూత్రముగా నదీ జలములన్నీ సముద్రజలమును చేర్చున్నాయి. సముద్రములో చేరిన తరువాత సమస్త నదీజలములు సముద్ర జలరూపమే అవుతాయి. అంతేగాని జలబిందువులకు నేను గంగానదీ జలమును, నేను సింధునదీ జలము, నేను యమునా నదికి చెందిన జలమును అన్న భేదముంటుందా? మనము సముద్రములోని ఒక బిందెడు జలమును తీసుకుని నీవు ఎప్పుడు ఆవిరి అయినావు, ఎప్పుడు వర్షించావు, ఏ నదిలో వర్షించావు, తూర్పు పడమరలలో ఏ దిక్కు నుండి ప్రవహించి సముద్రములో కలిశావు అని ప్రశ్నిస్తే ఆ బిందెలోని సముద్రజలము సమాధానము చెప్పగలదా? లేదు. అదేవిధంగా ఏవమేవ ఖలు సోమ్య ఇమాహ ప్రజాహ సతాగమ్య న విదుహ సత్ ఆగచ్చామి అహం. ఈ జీవులంతా సత్త నుండి బయల్వెడలి సత్తులోనే పునహైకమగుచు సత్స్వరూపులే అయి ఉండి కూడా తమ యొక్క సత్స్వరూపమును ఆస్వాదించటమూ లేదు. సద్భావనను కలలో లాగా ఏమరిచి దేహభావమును ఆశ్రయించి నేను పులిని, సింహమును, పందిని, కీటకమును, దోమను, మానవుడను, దేవతను అను శరీరభావమును మాత్రమే కలిగి ఉంటున్నాడు. ఏదైతే అణిమ సూక్ష్మము అయి ఉన్నదో ఆత్మయే ఇదంతా. అదియే సత్యము, అదియే ఆత్మ. ఓ శ్వేతకేతు, అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. ఆత్మ నీవై ఉన్నది. 16:6-11 షష్ఠీ అధ్యాయము ఏకాదశ అధ్యాయము వృక్షాభిమాన జీవ దృష్టాంతము. ఉద్దారకుడు, ఇప్పుడు మనము వృక్షము, ఆ వృక్షమును తన శరీరముగా భావించు వృక్షాభిమాన జీవుడు గురించి చెప్పుకుందాము. ఒక మహావృక్షము యొక్క, రావి చెట్టు వంటి దాని యొక్క మూలమును నరికామనుకో ఆ వృక్షము మరల చిగురిస్తుంది. రసము ద్రవిస్తూనే ఉంటుంది కాని చావదు. అట్లాగే కొమ్మలు నరకటం జరిగిందనుకో అప్పుడు కూడా రసము ద్రవిస్తూ ఉండవచ్చుగాక, అంతేగాని చావదు. చెట్టు యొక్క అగ్రభాగం కత్తిరించినా కూడా ఆ చెట్టు స్రవిస్తూ జీవిస్తూనే ఉంటుంది. కాని ఆ మహావృక్షము మొదలెంట్లా పెరికి ప్రక్కకు పడేస్తే మాత్రం ఆ వృక్ష జీవుడు ఆ వృక్షమును త్యజించి వెళ్ళిపోతాడు. అందుచేత ఆ మహావృక్షము ఎండిపోతుంది. ఆ వృక్షము యొక్క ఒక శాఖ, బ్రాంచ్ ని ఖండిస్తే ఆ శాఖ ఎండిపోతుంది. రెండవ శాఖను ఖండించి ఆవల పరవేస్తే అది కూడా ఎండిపోతుంది. మూడవ శాఖను ఖండిస్తే ఆ శాఖ ఎండిపోతుంది. మొత్తము వృక్షమును ఖండిస్తే మొత్తము మహావృక్షము ఎండిపోగలదు. అట్లాగే ఈ జీవుడు దేహమును త్యజిస్తే అప్పటివరకు జీవిస్తూ ఉన్న శరీరము మాత్రమే మరణిస్తుంది. దేహీ లేక జీవుడు మరణించడు. అందుచేత ఎప్పుడైతే ఈ జీవుడు జీవితము ముగించబడితే నేను ముగుస్తాను, ఐ విల్ ఎండ్ విత్ ద బోడీ అనే బుద్ధిని త్యజిస్తే అప్పుడు ఈ జీవుడు దేహిగా లేక జీవుడుగా నాకు శరీరముతో ప్రారంభ ముగింపులు లేవు అని గ్రహించి అమృతత్వము సిద్ధించుకోగలడు. కనుక ఓ చిరంజీవ శ్వేతకేతు, నీవు దేహముతో ప్రారంభమయ్యేవాడివి కావు. దేహము నశిస్తే నీవు నశించవు. దేహే జాతే న జాతోసి, దేహే నష్టే న నశ్యసి యోగవాసిష్ఠము. నీవు దేహిగా నిర్దోషము, సర్వాతీతము, సూక్ష్మాతిసూక్ష్మము, అణిమ అగు ఆత్మవే. ఓ శ్వేతకేతు, తత్వమసి. ఏది కాలబద్ధము, దేహబద్ధము, దృశ్యబద్ధము, గుణబద్ధము కాదో అట్టి తత్స్వరూపుడవే అయి ఉన్నావు. నీవు ఆత్మవే అయి ఉన్నావు. శ్వేతకేతువు, పితృదేవ, నేను ఇంకా కూడా నా సహజస్వరూపమగు ఆత్మ గురించి మీ వద్ద మరికొంత శ్రవణం చేయాలని అభిలషిస్తూ ఉన్నాను. అందుకని నా సంశయములు మీ ముందు ఉంచటానికి అనుజ్ఞ ఇవ్వండి. 16:6-12 షష్ఠీ అధ్యాయము ద్వాదశఖండము నిర్విషయాకాశము శూన్యము నుండి సవిషయ జగత్తు. శ్వేతకేతు, అదే నేనే ఉన్నాను సోహం అని మీరు సిద్ధాంతీకరించి చెప్పుచున్న ఆత్మతత్వ నిర్వచనమునకు కృతజ్ఞుడను. అయితే నాదొక సంశయము. మాకు సుస్పష్టముగా ఘనీభూతమై అనుభవముగుచున్న ఈ దృశ్య జగత్తుకు ఉత్పత్తి స్థానము ఏది? ఇట్లు ఏర్పడినదే ఉంటోంది. ఇందులో ఇదంతా ఉన్నది. ఉద్దాలకుడు, ఇదంతా ఆత్మయందే ఆత్మకు అనన్యమై వెలేచున్నది. నీవు చూస్తున్నదంతా నీవు నీ ఆత్మనే ఈ రీతిగా చూస్తున్నావు. శ్వేతకేతు నిర్విశేషమగు ఆత్మ నుండి సవిశేషమగు ఈ జగత్తు ప్రదర్శనమవుతోంది అనున్నది. నాకు మరికొంత దృష్టాంత పూర్వకంగా దయచేసి చెప్పండి. శూన్యము నుండి వస్తుజాలమంతా పుట్టుకొస్తోంది అనున్నది ఇట్లా అర్థం చేసుకోవాలి. ఉద్దారకుడు, అవును, ఆత్మ శూన్యమే, అయితే పూర్ణము కూడా. ఆ రెండు పరస్పర వ్యతిరేక శబ్దములు ఒకదానికొకటి యుక్తియుక్తమే అగుచున్నాయి కూడా. అట్లా అనేక దృష్టాంతాల సహాయముతో తత్వశాస్త్రము చెప్పుకొస్తూనే ఉన్నది. ఒక నవలా రచయిత వ్రాసిన నవలలోని పాత్రలు, సంఘటనలు మొదలైనవన్నీ రచయిత నుండి వచ్చినవే. రచయిత పాత్రలచే పూర్ణుడు, కాని రచయితలో వెతికి చూస్తే ఆ పాత్రలు లేవు, సంఘటనలు ఉండవు. కనుక కథా విషయాల దృష్ట్యా శూన్యుడు కూడా బంగారపు ఆభరణములో ఆభరణముగా లేక ఆకారముగా కనిపించేదంతా బంగారమే. కనుక ఆభరణమంతా బంగారముచే పూర్ణము. కాని బంగారమునకు ఇది అనబడే ఆకారమేదీ ఉండదు. కనుక ఆకారము దృష్ట్యా బంగారము ఎల్లప్పుడూ నిరాకారమే. కాబట్టి శూన్యము నిరాకారము. ఈ జీవుడు స్వతహగా పరమాత్మ స్వరూపుడే కాబట్టి పూర్ణుడే. కాని జీవుడు కాల దేశ సందర్భ పరిమితుడు. తనకు చెందినదేది వాస్తవానికి దృశ్యము నుండి దృశ్యమునందు లేనివాడు కనుక శూన్యుడే. ఈ విధంగా ఈ జగత్తంతా కూడా ఆత్మకు అనన్యము కాబట్టి ఆత్మపూర్ణము. ఈ జగత్తు పూర్ణమే, ఎందుకంటే ఇది ఆత్మకు వేరు కాదు కాబట్టి. కాని ఈ జగత్తు మనోకల్పన స్వప్న సదృశము, స్వతహగా లేనిది, స్వకీయ భావనను అనుసరించే అనుభవమగుచున్నట్టిది కాబట్టి వ్యవహారరీత్యా కనబడుచున్నప్పటికీ వాస్తవానికి శూన్యమే. శ్వేతకేతు తండ్రి, పరమాత్మ పూర్ణుడు, శూన్యుడు కూడా. ఈ జగత్తు పూర్ణము శూన్యము కూడా. ఈ జీవుడు పూర్ణుడు శూన్యుడు కూడా. నేను పూర్ణుడను శూన్యుడను కూడా అని నాకు మీ నుండి వినబడే మహత్తర సిద్ధాంతము నాకు అంగీకారమే అగుచున్నప్పటికీ నేను ఇంకా నిస్సందేహుడను, వన్ హూ ఈజ్ డౌట్లెస్, అవలేకపోతున్నాను. ఏదైనా ప్రయోగాత్మకమైన విధానంగా ఆస్ అప్రాక్టికల్లీ సోన్ మెథడోలజీ నాకు బోధించండి. ఉద్దాలకుడు, ఓ, అట్లాగా ప్రయోగాత్మకంగా చెప్పాలా? సరే, మంచిది. నీవు ఒక పని చేయి, చూడు, అక్కడ అంత దూరంగా మధ్యవృక్షము వటవృక్షము కనిపిస్తోంది కదా. శ్వేతకేతు, అవును తండ్రి, అక్కడ పెద్ద మధ్యవృక్షము ఉన్నది. ఉన్నమాట నిజమే కదా. ఉద్దారకుడు, అక్కడికి వెళ్ళి ఒక మగీ పండును పట్టుకురా. న్యగ్రోధఫలం అతాహరేతి. వెంటనే శ్వేతకేతువు వెళ్ళి ఒక మద్దిపండు న్యగ్రోధ ఫలము తెచ్చారు. శ్వేతకేతు, భగవ ఇతి, భగవాన్, మీరు ఆజ్ఞాపించినట్లు ఈ మదిపండును తెచ్చాను, ఎదురుగా ఇక్కడ పెట్టుచున్నాను. ఉద్దాలకుడు, మంచిది. ఇప్పుడు ఈ మదిపండును పైపెచ్చు చీల్చి తొలగించు. భింధీతి. శ్వేతకేతు, సద్గురు, మీరు చెప్పినట్లే చీల్చాను. భిన్నం భగవ. ఉద్దారకుడు, ఏమి కనిపించింది? కిం అత్ర పశ్యసి? శ్వేతకేతు, అణుహ, అనుప్రమాణమైన చిన్న చిన్న బీజములు కనిపిస్తున్నాయి. ఉద్దారకుడు, సరే, ఆ అనుప్రమాణ గింజను కూడా పగలగొట్టు. సాం అంగైకాం భిధీతి. శ్వేతకేతు, భిన్నా భగవాన్ ఇతి, అట్టి సూక్ష్మమైన గింజను కూడా పగలగొట్టాను. ఉద్దారకుడు, ఆ మగ్గి పండులో కనిపించిన చిన్న గింజ విత్తు నువ్వు పగలగొట్టితే నీకు ఇంకా ఏమి కనిపించింది? కిం అత్ర పశ్యసి ఇతి? శ్వేతకేతు, న కించన భగవ ఇతి. ఈ మగి విత్తు గింజను పగలగొట్టి చూస్తే అందులో నాకు ఏదీ కనిపించడం లేదు. ఉద్దారకుడు, ఎం వై సోమ్య, ఏతం అణిమానం న నిభాలయ బిడ్డ. శ్వేతకేతు, చూచావా? ఆ మదిపండులోని చిన్న మగ్గి విత్తు సూక్ష్మగింజ నువ్వు పగలగొట్టగా ఏషో అణిన్న ఏవం ఏమీ కనబడని శూన్యాకాశము నుండి మహాన్ న్యగ్రోధః తిష్టతి. అనేక కొమ్మలు, ఆకులు, కాయలు, పూవులు మొదలైన వాటితో సువిశాలంగా విస్తరించియున్న వటవృక్షము, మద్యవృక్షము కాలానంతరము బయలుదేరుతోంది కదా. శ్రద్ధస్య, శ్రద్ధగా విను. కంటికి కనిపించని అత్యంత శూన్యమైన ఆకాశము స్పెస్ చుట్టూ అంకురము అనే శక్తి ఏర్పడుతోంది. అంకురము నుండి మగివిత్తు ఏర్పడినదే ఉన్నది. ఆ మద్యవిత్తు చుట్టూ మయి పండు విభాగము ఏర్పడి ఉన్నాయి. ఆ మదిపండు నేలలో మొలకగా భూసారము స్వీకరించి మరింతగా అంకురించి చిగురిస్తోంది. ఆ చిగురించిన మొలక మహావృక్షంగా విస్తరించి పక్షుల నివాసముతోనూ త్వరలో పురుగుల నివాసములతోనూ ప్రదర్శనమై కనిపిస్తోంది. ఇదంతా శ్రద్ధగా గమనిస్తే నీకు ఏమి తెలుస్తోంది? శ్వేతకేతు బీజములో గల శూన్యము నుండి అనేక విశేష పరంపరలన్నీ బయల్వెడలి సంప్రదర్శనమగుచున్నాయి. ఉద్దాలకారుణి, అవును, అతి సూక్ష్మమగు అణిమ అగు శూన్యాకాశము నుండి వృక్ష విశేషాలన్నీ బయల్వెడలుచున్నట్లే నిర్విశేషము నిరాకారము అగు చిదాకాశము నుండి ఈ సాకార ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథ్వీ సంపుటి ఉపసంపుటీకరణములు రూపుదిద్దుకుంటున్నాయి. సూర్యచంద్రనక్షత్రగ్రహ సంఖ్యాక దేహిదేహ పరంపరలన్నీ బయల్వెడలి ప్రదర్శనమగుచున్నాయి. ఈ అంతరంగ మనోబుద్ధి చిత్త అహంకార బహిరంగ పాంచభౌతిక సృష్టి విశేషాలు ఆ నీళ్లలో బుడగలవలే ఆత్మయందే బయల్వెడలి, ఆత్మయందే సంచారములు చేస్తూ ఆత్మయందే లయమైపోతున్నాయి. అంతేకాదు ఇదంతా సర్వదా ఆత్మకు అభిన్నమై ఉంటున్నాయి. ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి ఈ సమస్తము ఏర్పడుచున్నాయి అను వేదవాక్యము ఈ విధంగా సుస్పష్టమవుతోంది. సయ్యేషో అణిమాది ఆత్మ్యమిదం పరం. అట్టి సూక్ష్మమగు ఆత్మ చమత్కారమే ఈ సమస్తము కూడా. తత్సత్యం, అది ఏ ఆత్మయే సత్యము, తదితరమైనదంతా సందర్భ కల్పిత చమత్కారము మాత్రమే. స ఆత్మ తత్వమసి. ఓ శ్వేతకేతు, అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. అహం ఆత్మానుభావనను ఆశ్రయించినవాడవై తత్ నిశ్చలత కొరకు అభ్యాసవంతుడవై ఉండుము. 16:6-13 షష్ఠీ అధ్యాయము త్రయోదశ ఖండము లవణ దృష్టాంతము. ఆత్మ ఎక్కడ ఉన్నది? శ్వేతకేతు, తండ్రి, గురువర్య, అట్టి ఆత్మ మా స్వరూపమే అయి ఉండి కూడా మేము జగత్తును తెలుసుకుంటున్నట్లుగా స్వస్వరూపమగు ఆత్మను ఎందుకు తెలుసుకుని ఉండలేకపోతున్నాము? ఇట్లా తెలుసుకుని ఉండాలి. ఈ విషయమై ఇంకా కూడా దయచేసి వివరించండి. ఇంకా ఏవైనా దృష్టాంతముల సహాయముతో బోధించండి. ఉద్దాలకారుణి తెలుసుకోబడుతూ ఉంటూ కూడా ఒక్కొక్కటి తెలియబడనిదానివలనే అనిపిస్తూ ఉంటుంది. ఆత్మ కూడా జీవుని పట్ల తెలిసియున్నదే అయి ఉండి కూడా తెలియబడనట్లే ఉండే తీరు గురించి ఒక దృష్టాంతముతో చెప్పుకుందాము. సౌమ్య, కుమార, విను. ఇప్పుడు నీవు వెళ్లి ఉప్పురాళ్లను, లవణము ను తీసుకో. ఒక గాజుపాత్రలో జలము పోయి ఆ జలములో ఆ ఉప్పురాళ్లు వేయి. రేపు ఉదయం ఆ పాత్రను తీసుకొని నా దగ్గరకు రా. శ్వేతకేతు ఆ విధంగానే కొన్ని ఉప్పురాళ్లను ఒక పాత్రలో గల నీటిలో వేసి ఆ మరునాడు ఆ పాత్రతో సహా తిరిగి తండ్రి వద్దకు వచ్చారు. ఉద్దారకుడు, బిడ్డా, నిన్ను నేను చెప్పినట్లు చేశావా? శ్వేతకేతు, భగవాన్, మీరు చెప్పినట్లు కొన్ని ఉప్పుగడ్డలను రాత్రి నీటిలో వేశాను. ఇదిగో ఆ పాత్ర. ఉద్దారకుడు, సరే, ఇప్పుడు నీవు ఒక చిన్న పని చేయి. నిన్న నీటిలో జార్చిన ఉప్పు గడ్డలను ఇటు పట్టుకురా, నా చేతిలో పెట్టు. శ్వేతకేతు ఉప్పు గడ్డలు జార్చిన పాత్రలో చేతులతో వెతికి, తండ్రి, నిన్న చేతులతో ఈ నీళ్లలో వేసిన ఆ ఉప్పుగడ్డలు చేతికి తగలటం లేదు. అవి రాత్రే ఈ నీళ్లలో కరిగిపోయి ఉంటాయి కదా. అందుచేత నిన్న నీళ్లలో జార్చిన ఉప్పుగడ్డలను తేలేను. ఉద్దారకుడు, అనగా నిన్నటి ఆ ఉప్పుగడ్డలు లేకుండా పోయినాయా? లేక నీటిలో ఎక్కడున్నాయి? శ్వేతకేతు, అంతేకదా తండ్రి, కరిగిపోయినాయి కదా. ఉద్దారకుడు, అట్లాగా. అయితే ఈ జలములోని పైభాగములో కొంచెము జలము నోటిలో వేసుకొని చూడు. ఎట్లా ఉన్నాయో చెప్పు. శ్వేతకేతు, అలాగే చేస్తున్నాను. కొంచెము పై జలము నోట్లో పోసుకొని నోట్లో వేసిన నీరు ఉప్పగా ఉన్నది. ఉద్దారకుడు, పోనీ. మధ్యభాగంలోని నీటిని తీసుకొని రుచి చూచి చెప్పు. శ్వేతకేతు ఆ విధంగానే చేసి, ఈ నీరు కూడా ఉప్పగానే ఉన్నది. ఉద్దాలకుడు, ఇక ఆ నీటిలో అడుగున ఉండే నీరు కొంచెము తీసుకొని రుచి చూడు. శ్వేతకేతు అట్లాగే రుచి చూచి, ఈ నీరు కూడా ఉప్పగానే ఉన్నది. ఉద్దాలకుడు, సరే, ఈ నీరంతా పారపోసి చూడు. అప్పుడు నీవు రాత్రి నీటిలో విడిచిన ఉప్పుగడ్డలు సాకారముగా లభిస్తాయేమో గమనించి నాకు చెప్పు. శ్వేతకేతు నీరంతా బయట పారబోసి, తండ్రి, నీరు మొత్తము పారబోశాను, కాని నిన్న నీటిలో వేసియున్న ఉప్పుగడ్డలు నామరూపాత్మకంగా కనబడనేలేదు. అయినా ఎట్లా కనబడతాయి? నీటిలో ఉప్పుగడ్డలు కరిగిపోయాయి. అవి నీటిలో ఉప్పురుచిగా మారాయి. నీరు పారబోసినప్పుడు ఉప్పుదనము కూడా నీటి వెంటే పరబోయబడినట్లు అవుతుంది కదా. ఉద్దాలకారుని, సౌమ్య. శ్వేతకేతు, నీటియందు ఏ విధంగా ఉప్పుగడ్డలను సాకారంగా చూడలేకపోయావో, కాని నీవు వేసిన ఉప్పుగడ్డలు నామరూపములు త్యజించి ఉప్పునీరుగా అయినదో, ఆ నీటిలో నీవు ఉప్పుగడ్డలను చేతితోగాని కళ్లతోగాని గమనించలేకపోయావో, కాని రుచి చూసి ఉప్పు గమనించేవో, అట్లాగే ఉప్పునీటిలో అంతటా ఉప్పు ఉన్నట్లే సద్రూపమగు బ్రహ్మము నీవు అనుభవముగా పొందుచున్న జగద్దృశ్యమంతా వ్యాపించి ఉన్నది. ఒకటి తేజస్సు, రెండు జలము, మూడు అన్నముల కార్యభూతమగు ఈ శరీరము రూపంగా కారణరూప బ్రహ్మమే కనిపిస్తున్నది. పై మూడిటి కారణరూపమగు బ్రహ్మము లేక సత్తు సర్వత్రా వేంచేసియే ఉన్నది. అట్టి ఇంద్రియములకు విషయమై ఉపలబ్ధముగా పొందలేకపోతున్నావు. శాస్త్ర గురుప్రసాదితమగు వివేచన విచక్షణలచే నాలుక చేత నీటిలో ఉప్పు ఉన్నదని గ్రహించినట్లు ఈ జగత్తులోని సర్వత్రా బ్రహ్మమును స్వవివేకము సహాయంతో విత్ యువర్ ఓన్ కోమన్ సెన్స్ తప్పక గమనించవచ్చును. అట్టి అణిమయే బ్రహ్మము. ఈ సమస్తము కూడా అదియే. అదే సత్యము. అదియే ఆత్మ. స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. ఓ ప్రియ సౌమ్య, శ్వేతకేతు, అట్టి ఆత్మ నీవు అయి ఉన్నది. నీవు అట్టి ఆత్మవే అయి ఉన్నావు. 16:6-14 షష్ఠి అధ్యాయము చతుర్దశ ఖండము. కళ్లకు కట్టిన గంతలు విప్పి త్రోవ చూపితే స్వస్థలానికి వెళ్లటము. శ్వేతకేతు ఆత్మ గురించి తెలుసుకొని మరల ఆత్మభావన సిద్ధించుకోవటము గురించి ఇంకా కూడా మీ వద్ద వినాలని ఉత్సుకత కొనసాగుతోంది. తండ్రి, ఇంకా ఏదైనా మరొక దృష్టాంతము సహాయంతో ఆత్మను ఏమరచిన మేము ఆత్మభావనకు చేరటము గురించి చెప్పండి. ఉద్దాలకారుని, సరే, నీవు అడిగిన విషయమై శాస్త్రములలో ప్రసిద్ధమైన మరొక దృష్టాంతము ద్వారా చెబుతాను, విను. గాంధార దేశములో ఒక ధనికుడు ఉండేవాడు. ఒకరోజు రాత్రి కొందరు దొంగలు ఆ ధనికుని జమీందారు ఇంట్లో దొంగతనంగా ప్రవేశించారు. దొరికిన ధనమంతా నిశ్శబ్దంగా మూటకట్టుకున్నారు. ఇక ఆ ఇల్లు విడిచి వెళ్లబోతున్నారు. ఈలోగా జమీందారు తమను చూచాడేమోనని అనుమానం వచ్చింది. వెంటనే ఆ దొంగలు ఇట్లా తలచారు, అయ్యబాబోయ్, ఈ జమీందారు మన ముఖాలు చూచాడేమోరా. ఒకవేళ మనలను ఎక్కడన్నా గుర్తుపట్టి రాజభటులకు చూపిస్తే మన పని అయిపోయినట్లే. అందుచేత ఈ జమీందారుని బందీగా చేసి తీసుకువెళ్ళిపోదాము. ఇట్లా తలచి ఆ దొంగలు జమీందారును నెమ్మదిగా మెలకువ రాకుండా పట్టుకొని కళ్లకు గంతలు కట్టారు. కాళ్లు చేతులు తాడుతో కట్టి తమ వెంట తీసుకొనిపోయారు. ఎక్కడో దూరంగా ఉండే అరణ్యంలో ఒకచోట వదలి ధనము తీసుకుని తమ త్రోవ తాము వెళ్లిపోయారు. ఆ జమీందారుకు మెలకువ వచ్చింది. ఇక తాను బంధించిన చోటు నుండి కేకలు వేయటం ప్రారంభించాడు. అయ్యా, ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరో నా కళ్లకు గంతలు కట్టారు. రండి, నా ఈ కట్లు ఓడదీయండి. రక్షించండి అని అరవటం ప్రారంభించాడు. అటుగా వెళ్ళిచూ ఉన్న కొందరు బాటసారులు ఆ జమీందారు వేస్తున్న కేకలు విన్నారు. దగ్గరగా వెళ్ళిచూచారు. కళ్లకు గంతలు, చేతులకు కాళ్లకు బంధనములు ఉండటము చూచారు. అయ్యో పాపం, ఈతనిని ఎవరో త్రాళ్లతో బంధించి కళ్లకు గంతలు కట్టి ఇక్కడ పడవేశారు అని గమనించి జాలిపడ్డారు. గబగబా ఆతని వద్దకు వెళ్ళి గంతలు తొలగించారు. ఆతడు పరిసరాలు చూడగలగటం ప్రారంభించాడు. ఓహో, నేనిప్పుడు ఈ అడవిలో ఉన్నానా అని తెలుసుకున్నాడు. కాళ్లకు త్రాళ్ల ముడులు తొలగించారు. ఆతడి కాళ్లు కదల్చి నడువగలుగు స్థితికి వచ్చాడు. చేతుల త్రాళ్ల ముడులు తొలగించారు. ఆతని చేతులు కదల్చగలుగసాగాడు. జమీందారు, ఓ బాటసారులారా, కళ్లకు కట్టిన గంతలు, కట్టుత్రాడులు తొలగించినందుకు మీకు కృతజ్ఞుడను. బాటసారులు, మిత్రమా, మీరు ఇక్కడ ఎందుకు బంధించబడ్డారు? జమీందారు, ఎవరో దొంగలు మా ఇంటిలో ప్రవేశించి దొంగతనము చేసి ఆ తరువాత నా కళ్లకు గంతలు, కాళ్ళు, చేతులకు బంధనములు కట్టి తెచ్చి ఇక్కడ వదిలి వెళ్ళినట్లున్నారు. మెలకువ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాను. బాటసారులు, సరే వెళ్ళండి. జమీందారు, ఓ బాటసారులారా, ఈ అరణ్యం ఎక్కడిదో, నేను ఎటు వెళ్ళితే గాంధార దేశం చేరగలనో తెలియదు, దయచేసి దారి చెప్పండి. బాటసారులు, ఇదిగో ఈ తూర్పు వైపుగా గల బాటలో ప్రయాణించండి. ఏతాం దిశం వ్రజేతి సగ్రామ గ్రామాత్ పృచ్ఛన్. అప్పుడు ఆ బాటసారులు చూపిన త్రోవలో నడవటం ప్రారంభించాడు. త్రోవలో కొన్ని గ్రామములు కనిపించసాగాయి. పండితుడు, మేధావి అయిన జమీందారు అక్కడి గ్రామవాసులను అడుగుచూ వారు చెప్పుచున్న గుర్తులను వింటూ జ్ఞాపకం పెట్టుకొంటూ కొంత సమయంలో గాంధారదేశము ప్రవేశించాడు. అమ్మయ్య, గండం గడిచిందిరా బాబు అని తలచి తన ఇంటిలో ప్రవేశించాడు. ప్రశాంతుడైనాడు, సుఖవంతుడైనాడు. ఓ శ్వేతకేతు, ఏవమేవహి ఆచార్యాన్ పురుషో వేద తావదేవ చిరం యావత్న విమోక్ష్యే అథ సంపత్స్య ఇతి. ఆ బాటసారిలాగానే ఈ జీవుడు ఇంద్రియ దొంగలచే జ్ఞానధనము పోగొట్టుకున్నాడు. ఆ దొంగలు అంతటితో వదలలేదు. అజ్ఞానము అనే కామక్రోధలోభమోహందమాత్సర్య అరిషట్ ముగములున్న కారడివికి తెచ్చి కళ్లకు, వివేకమునకు గంతలు కట్టి కాళ్ళు చేతులు సత్కార్యములు చేయకుండా కట్టివేసి వదలారు. ఈ సంసారారణ్యములో ఈ జీవుడు తెలివి తక్కువవాడే, ఏమి చేయాలో తోచక దుహఖముతో కేకలు వేస్తున్నాడు. నేను ముక్తుడను కావాలి అని ఆశేము పొందుచున్నాడు. నా పశువులు, నా గృహములు, నా మిత్రులు, నా సంతానము, ఇవన్నీ నాకు జన్మజన్మల బంధమే అగుచున్నాయి కదా అని గుర్తెరుగుచున్నాడు. పుణ్యాతిశయంచేత సత్యము ఎరిగిన మహనీయులు ఆతనిని సమీపించి, అవి నీకు బంధములేమిటి? నీవు వాటికి సంబంధించినవాడివి కావు, అవి నీకు సంబంధించినవి కావు అను బోధచేకట్లు విప్పుచున్నారు. కళ్ళు తెరిపిస్తున్నారు. అప్పుడు నేను ఎవరు అనే ప్రశ్నకు వస్తున్నాడు. క్రమంగా శాస్త్రవాక్యములు, గురుబోధలు శ్రవణం చేస్తున్నాడు. విజ్ఞులగు మహనీయులను సంప్రదించి తన సహజరూపమగు సత్తుపై ఏర్పరచుకున్న అనేక సందేహములను క్రమక్రమంగా తొలగించుకుంటున్నాడు. మెల్లమెల్లగా దృశ్య విషయములపై ఏర్పడిన అనురక్తిని ఉపసంహరించుకుంటూ, వీటిపై, వీరిపై నేను ఆధారపడి ఉన్నాను, ఇవి వీరు నాపై ఆధారపడి ఉన్నారు అను ప్రమేయత్వము తగ్గించుకుంటున్నాడు. మమకారహంకారములు సన్నగిల్ల చేసుకుంటున్నాడు. ఉత్తమ కర్మలు, ఉపాసనలు, ధ్యానములు, యోగాభ్యాసములు ఆశ్రయిస్తున్నాడు. తన స్వస్థానమగు సర్వాంతర్యామిత్వము, సర్వతత్వస్వరూపత్వములతో కూడిన ఆత్మం ఏవాహం అను స్వానుభవమును, తత్వమసి అను గురువాక్యమును సిద్ధించుకొనుచున్నాడు. అట్టి సూక్ష్మమగు ఆత్మత్వమే సత్యము. ఓ శ్వేతకేతు, అట్టి ఆత్మ నీవే అయి ఉన్నావు. నీవుగా ఉన్నది ఆత్మయే అయి ఉన్నది. 16:6-15 షష్ఠీ అధ్యాయము పంచదశ ఖండము మరణశయ్యపై పురుషుని దృష్టాంతము. శ్వేతకేతు నాన్నగారు, గురుదేవ, ఇంకా కూడా తత్వం అను తత్వశాస్త్ర మహావాక్యము గురించి ఏదైనా మరొక దృష్టాంతముచే బోధ ప్రసాదించండి. ఉద్దారకుడు మరొక దృష్టాంతం విను. ఒకడు మరణశయ్యపై మరణించటానికి సిద్ధమై ఉన్నాడు. చుట్టూ బంధువులు కూర్చుని ఉన్నారు. అక్కడి దగ్గర బంధువులు నాన్న, బాబాయి, మావయ్య, ఏమండి అంటూ నన్ను గుర్తుపడుచున్నావా? జానాసి మాం, జానాసి మాం, ఇతి, నన్ను గుర్తుపడుచున్నావా అని అడుగుచూ ఉన్నారు. ఆత్ అని అతడు కళ్లతో ముఖము యొక్క కించిత్ కదలికతోనో గుర్తుపడుతున్నాను అని సంజ్ఞగా చెప్పుచూ ఉన్నాడు. క్రమంగా ఆ మరణించువాని వాక్కు ఆలోచన మనస్సు నందు లీనమవుతోంది. ఆలోచన మనస్సు ప్రాణమునందు లీనమవుతోంది. ప్రాణము తేజస్సునందు లీనమవుతోంది. తేజస్సు ఇహమును దాటి పరస్వరూపము ద సేఫ్ బియాండ్ ఆల్ ఏజ్ నందు లీనమవుతోంది. ఆ విధంగా లీనముకానంతవరకు మాత్రమే అతడు ఇహమును ఇహములోని బంధువులను గుర్తుపడతాడు. ఆ తరువాత గుర్తుపట్టలేడు. ఈ విధంగా వాక్కు మనస్సునందు, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు పరదేవత ఆత్మ ఎందు లీనమవగా ఈ జీవుని యొక్క ఏ నిజస్వరూపము శేషిస్తోందో అట్టిది సూక్ష్మాతిసూక్ష్మము. సయేషత అణిమ ఏతద్మ్యాం ఇదం సర్వం. అట్టి సూక్ష్మస్వరూపమునందే నీటిలో ఉప్పుగడ్డలులాగా, తరంగము జలంలోలాగా ఈ సమస్తానుభవములు మనోచిత్త బుద్ధి అహంకారములు లీనమై ఉంటున్నాయి. ఎందులో లీనమవుతున్నాయో అట్టి నీ స్వరూపమే ఆత్మ. ఓ శ్వేతకేతు, తత్వమసి, అదియే నీవు, నీవే ఆత్మవు, ఆత్మయే నీవు. 16:6-16 షష్ఠీ అధ్యాయము షోడశఖండము సత్యనిష్ఠ దృశ్యము యొక్క అస్పృశ్యత ఆత్మ నమ్మకము. శ్వేతకేతు, మీ బోధలకు కృతజ్ఞుడను. ఇంకా కూడా దృష్టాంతపూర్వకంగా నిజస్వరూపమగు ఆత్మ గురించి చెప్పవలసినదిగా అర్థిస్తున్నాను. వినటానికి ఉత్సాహపడుచున్నాను. ఉద్దారకుడు, ఇంకొక దృష్టాంతము విను. పూర్వకాలంలో ఒక న్యాయాధికారి దగ్గరకు ఇద్దరు పౌరులను తీసుకువచ్చారు. న్యాయాధికారి, రక్షక భటులారా, వీరిద్దరి గురించి ఏమిటి అభియోగము? రక్షక భటులు, న్యాయాధికారి, ఈ మొదటివాడు ఆ రెండవ వాడి నుండి కొన్ని రత్నములు దొంగిలించాడని ఆ రెండవ వాని అభియోగము. ఈతని వద్ద మాకు ఆ రత్నము కనబడినది, అందుకని న్యాయస్థానమునకు తీసుకువచ్చాము. న్యాయాధికారి, ఓ మొదటి పురుషుడా, నీవు ఈ రత్నములు రెండవ పురుషుని నుండి దొంగిలించావా? మొదటి పురుషుడు, హే న్యాయాధినేత, ఈ అభియోగము నిజము కాదు. నేను ఈ రత్నము దొంగిలించలేదు. రెండవ పురుషుడు, న్యాయాధికారి, ఆ రత్నము నాదే అయి ఉన్నది. న్యాయాధికారి, మొదటి పురుషుడా, ఈ రత్నము రెండవ పురుషుడు తనకు చెందినదని ఈతడు అంటున్నాడు కదా, మరి నీ సమాధానమేమిటి? మొదటి పురుషుడు, ఈ రత్నము ఈ రెండవ పురుషునదే అనేది నిజమే ప్రభు. న్యాయాధికారి, అతనికి చెందినదేనన్నప్పుడు మరి అతడు అభియోగము చేస్తున్నట్లు నీవు దొంగతనము చేసినట్లే కదా మరి. మొదటి పురుషుడు, కాదు అధికారి, ఎందుకంటే నేను దొంగతనము చేయలేదు. అతనికి ధనము ఇచ్చి ఇది నేను ఖరీదు చేశాను. అతడు డబ్బు తీసుకొని కూడా రక్షక భటులకు నాపై అభియోగము చేశాడు. నేను దీనిని ప్రమాణపూర్తిగా చెప్పుచున్నాను. న్యాయాధికారి, ఏమయ్యా? రెండవ పురుష, ఈ మొదటి పురుషుని వద్ద ధనము తీసుకుని నీవు అమ్మావని, తనది దొంగతనము కాదని చెప్పుచున్నాడు. మరి ఈతడు చెప్పేదానికి నీ సమాధానం? రెండవ పురుషుడు, లేదు, నేను ఈతనికి అమ్మలేదు, నేను ధనము పుచ్చుకోలేదు. ఈతడు నా వద్ద దొంగిలించిన మాట నిజము, నేను ప్రమాణపూర్తిగా చెప్పుచున్నాను. న్యాయాధికారి, మీరిద్దరూ ఒకడు తాను దొంగిలించలేదని, కొన్నానని, రెండవవాడు తాను అమ్మలేదని, అది దొంగతనమేనని ప్రమాణము చేసి చెప్పుచున్నారు. మీరిద్దరిలో ఎవరో ఒకరు నిజము చెప్పుచున్నారు, రెండవవాడు అబద్ధము పలుకుచున్నారు. అమ్మకమా, దొంగతనమా అనటానికి మీ ఇద్దరి వద్ద ఏ సాక్ష్యము లేదు. అందుచేత ఇందుకు నేను ఒక పరీక్ష పెడతాను. మనము అనుసరిస్తున్న ఒక ఆచారమును ఇప్పుడు నిర్వర్తించాలని నిర్ణయిస్తున్నాము. ఓ రక్షక భటులారా, మీరు బొగ్గులతో అగ్నిని వెలిగించండి. ఒక పరశువు గొడ్డలి ని పట్టుకురండి. ఆ బొగ్గులలో బాగుగా కాల్చండి. ముందుగా ముద్దాయి అయిన మొదటి పురుషుడు ఆ ఎర్రగా కాలిన పరశువును, గొడ్డలిని రెండు చేతులతో పట్టుకొనుగాక. ఈతడు కొన్నాను అనేది నిజమైతే ఈతని చేతులు కాలవు కాదు, దొంగతనమే అయి ఉంటే ఈతని చేతులు కాలుతాయి. చేతులు కాలితే ఈతడు దొంగతనము చేసినట్లే కాబట్టి రత్నము రెండవ పురుషునికి ఇవ్వటము జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొదటివాడు పరిహారము చెల్లించవలసి వస్తుంది. అందుకు సిద్ధమే కదా. మొదటి పురుషుడు, సత్యప్రమాణకంగా నేను ఈ రెండవ పురుషుని వద్ద ధనము ఇచ్చి కొన్నానేగాని నాది దొంగతనము కాదు. అందుచేత కాలుచున్న గొడ్డలిని రెండు చేతులతో పట్టుకోవటము అనున్యాయ నిర్ణయ విధానమునకు నేను సంసిద్ధుడను. ఈ విధంగా మొదటి పురుషుడు నిజమే చెప్పుతూ ఉంటే ఆతని చేతులు కాలవు. ఒకవేళ ఆతను చెప్పేది అసత్యమైతే ఆతని చేతులు కాలగలవు. ఆతనికి న్యాయాధికారిచే శిక్ష నిర్ణయించబడుతుంది కూడా. ఏవడు సత్యమునందు నిష్ఠ కలిగి ఉంటాడో అట్టివాని ఆత్మనమ్మకము కారణంగా కాలుచున్న గొడ్డలి ఆతనిని ఏమీ చేయదు. అదేవిధంగా ఏ పురుషుడైతే సత్యమగు ఆత్మయందు నిష్ఠ అవధానము కలిగి ఉంటాడో అట్టివాడు ఈ ప్రాపంచక విషయములను స్పృశిస్తూ ఉండవలసి వస్తున్నా కూడా ఆతనిని వేదన, కామక్రోధ, లోభములు మొదలైనవి తాకవు. ఇవేమీ ఆతనిని బాధించలేవు. ఆతడు బద్ధుడు కాడు. అట్లా కాకుండా ఎవడు ఈ సమస్తము ఆత్మయే అను సత్యము నోటితో శాస్త్రీయంగా సంభాషించగలిగినప్పటికీ వాస్తవమగు ఆత్మనిష్ఠ లేక చితిలేని ఆత్మభావన సుస్థీకరించకపోయి ఉంటే ఈ దృశ్య విషయములు ఆతనిని బాధించగలవు. అంతేకాకుండా అనేక భ్రమాత్మకమగు అజ్ఞాన జన్మ పరంపరలోనికి ఆతడు త్రోసివేయబడగలడు. సత్యము పట్ల, ఆత్మయొక్క సమస్తత్వము పట్ల నమ్మిక కలిగియున్నవాడు ఈ జన్మ కర్మల రూపమగు జగద్విషయములచే సంతప్తుడు, తాపములు పొందువాడు అవనే అవడు. ఓ శ్వేతకేతు, ఇదంతా కూడా ఏతత్రూపమే, ఇదంతా కూడా తత్రూపమగు సత్యమే, సమస్తము బ్రహ్మమే, సత్యమగు ఆత్మయే ఇదంతా, అట్టి ఆత్మయే నీవై ఉన్నావు, ఆత్మయే సర్వదా నీవుగా అగుపిస్తోంది. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్.